శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పమ బృహదారణ్యకోపనిషత్ అష్టమాధ్యాయము 8.1. ప్రథమ బ్రాహ్మణము ప్రాణసంవాద బ్రాహ్మణము. ఓం యోహ వై జ్యేష్ఠం చ శ్రేష్ఠం చ వేద జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవతి ప్రాణౌ వై జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ. ఈ దేహములో అంతర్గతమై ప్రవర్తించుచున్న ఏకానేక విశేషములు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ జీవునిచే ధ్యాసచే ఉపయోగించబడుచున్నాయి. అవన్నీ శబ్ద స్పర్శ రూప రస గంధములుగా ఏర్పడి ఉన్నాయి. అయితే ఈ దేహములో ప్రవర్తిల్చున్న వస్తువులలో అత్యంత శ్రేష్టమైనది అత్యంత జ్యేష్ఠమైనది ఏది? ఎందుకంటే అదే ముఖ్యముగా ఉపాసించతగనది అవగలదు కదా. అత్యంత శ్రేష్టము జ్యేష్ఠము అగు వస్తువును ఉపాసించుటచే ఈ జీవుడు శ్రేష్ఠత్వము జ్యేష్ఠత్వము సంతరించుకోగలడు. అట్టిది ఏది? ప్రాణము. సమస్త ఇంద్రియములలోకెల్లా శ్రేష్టమైనది జ్యేష్ఠమైనది ప్రాణమే. ఈ ప్రకారముగా ప్రాణము యొక్క ముఖ్యత్వము ఎరిగినవాడు ఉపాసించువాడు తన జ్ఞాతులలో సహజీవులలో శ్రేష్ఠుడు జ్యేష్ఠుడు అగుచున్నాడు. జ్యేష్ఠము ఈ దేహము జనించుచున్న సందర్భములో మొట్టమొదటగా ప్రాణము ఏర్పడునది అగుచున్నది. శ్రేష్ఠము తదితర ఇంద్రియములన్నీ కూడా ప్రాణమే ఆధారముగా కలిగి ఉండినట్టివి. ఇంద్రియములన్నీ ప్రాణము వలననే మనుగడ వ్యావహారికత్వము ఫంక్షనల్ ఎబిలిటీ పొందుచున్నాయి. వాక్కు వశిష్టత విశిష్టత. ఈ దేహ విశేషములలో వాక్కు యొక్క వశిష్టతను విశిష్టత ఎరిగి ఉపాసించువాడు తన యొక్క జ్ఞాతులందరిలోనూ తదితరులందరిలో వశిష్ఠుడు ముఖ్యుడు ఉన్నతుడు అగుచున్నాడు. తదితర జనులకు ఆశ్రితుడు అగుచున్నాడు. వస ఆచ్ఛాదనే ఇతి వశిష్ఠ ఆచ్ఛాదనార్థస్య వా వసేహ వశిష్ఠ. సమస్త శబ్దములను కప్పి ఉంచునది కాబట్టి వాక్కే వశిష్ఠము. వాక్కు సర్వమును సుస్పష్టపరచునది కాబట్టి వశిష్ఠముగా చెప్పబడుతోంది. వాక్కే సర్వనాదములను ఉత్తేజపరచుచున్నది. అధికముగా అతిశయముగా వశింపజేయగలది కాబట్టి వాక్కు వశిష్ఠము. వాక్ ఇంద్రియమును వశిష్ఠ రూపముగా పరబ్రహ్మము యొక్క కళాప్రదర్శనముగా తెలుసుకుని ఉపాసించువాడు నిర్మలముగా సుస్పష్టముగా సునిశితముగా ధారాళముగా సూటిగా పలుకువాడు కాగలడు. అందరిలోనూ నిర్భయముగా మాట్లాడగల ప్రవక్త కాగలడు. నేత్రేంద్రియము చూపు ప్రతిష్ఠత. ఈ దేహములో వేంచేసి ఉన్న చూపు ప్రతిష్ఠత కలిగినట్టిది. ఎవడు అట్టి ప్రతిష్టను గుర్తించి తెలుసుకుంటున్నాడో ఉపాసిస్తున్నాడో అట్టివాడు సమమైన విషమమైన సందర్భములందుకూడా సమత్వముతో కూడి ప్రతిష్ఠితుడు అగుచున్నాడు. నేత్రము చేతనే కష్టసుఖకాలములందుచూచి విచక్షించి నిర్ణయించి విజయుడగుచున్నాడు. ఈ జీవుడు చూపునకు వేరుగా చూచువాడై ఉన్నాడు. చూపును బ్రహ్మముగా భావించి ఉపాసించువాడు సమదృష్టి కలిగి సమస్తమైన పరిస్థితులను జయించివేయగలడు. శ్రోత్రేంద్రియము వినికిడి సంపద. వినికిడి ఈ జీవుని పట్ల సంపదగా చెప్పబడుచున్నది. ఎవడు ఈ వినికిడిని పరమాత్మకు చెందిన సంపదగా ఉపాసిస్తాడో తాను కోరుకున్న ఫలములను పొందగలడు. సగం కామం కామయతే యాయేవం వేద. శ్రోత్రేంద్రియము వలననే సమస్త శ్రుతలు వేదములు వృద్ధి చెందుచున్నాయి. అందుచేత శ్రోత్రేంద్రియమును పవిత్రమగు వేదశాస్త్ర పరిశీలనకు ఉత్తమమైన ఉపకరణమైనట్లుగా ఉపాసించాలి. అట్టివానికి నాలుగు వేదములు సుముఖము వరదము అభిముఖము అగుచున్నాయి. వేదములలో ప్రశస్తమైన సారము రసము హృదయములో సులభంగా ప్రవేశించగలడు. వినికిడి కలవాడే వేదాధ్యయనము చేయగలుగుతాడు. శృతము వినికిడి సహాయముతోనే వేదములో విధించబడిన ఉత్తమ కర్మలు నిర్వర్తించి తాను కోరుకున్న ఫలములను ఈ జీవుడు పొందగలుగుచున్నాడు. మనస్సు సర్వమునకు ఆశ్రయము. ఎవడైతే ఈ దేహములోని ఆయనతనమును సర్వమును ఆశ్రయించుచున్నట్టి దానిని ఉపాసిస్తాడో అట్టివాడు తదితర జనులకు ఉత్తమ ఆశ్రయుడై ప్రకాశించుచున్నాడు. అన్నిటికీ కూడా ఆశ్రయమై ఉంటున్న వస్తువేది? మనస్సే. మనస్సు నిశ్చయంగా అన్నిటినీ ఆశ్రయించి ఉండటం చేత మాత్రమే జగద్విషయాలన్నీ ఉన్నవి అగుచున్నాయి. ఇంద్రియములకు శబ్ద స్పర్శ రూప రస గంధములకు ఆశ్రయం ఎవరయ్యా అంటే ఈ మనస్సే. మనస్సు ఏది పొందితే అది మాత్రమే అనుభవముగాను భోగ్యముగాను అగుచున్నది. ఇంద్రియములు తమ ఇంద్రియ విషములపై వ్రాలుచున్నప్పుడు కూడా మనస్సుకే లోబడి ఉంటున్నాయి. మనస్సు బట్టే ప్రవృత్తి నివృత్తి ఏర్పడుచున్నాయి. మనస్సు ఏది ఫలితము అనుకుంటే అదే ఫలితము అగుచున్నది. మనో య కరోతి తత్కృతం భవతి, యన కరోతి తత్న కృతం భవతి యోగవాసిష్ఠం. ఈ విధంగా మనస్సు యొక్క స్వభావమును ప్రభావమును ఆయతనమును ఎరిగి కేవలమగు మనస్సును పరతత్వ స్వరూపముగా ఉపాసించువాడు తన వారులకు తానే ఆయతనము ఆశ్రయము అగుచున్నాడు. ప్రజాతి ప్రేతస్సు సంతానమును ఉద్భవింపజేయనది. ఈ కనబడే సృష్టి అంతా ఎవరి వలన ఉత్పత్తి అగుచున్నదో ఆయన సృష్టికర్త. ప్రజాతి ఉద్భవింపజేయనది. ఉపస్థ జన్మను ఇచ్చు అపకరణము. ప్రజాపతి ఈ జీవుల ఉత్పత్తికి కర్తృత్వము వహించు సృష్ట్యభిమాని. సృష్టికర్త ప్రజాభిమాని. ఈ సృష్టి నా కార్యమే, నా కల్పనయే అని అభిమానించువాడు. ఈ జీవజాల ఉత్పత్తి విధి విధానమును ప్రజాతిని ఉపాసించువాడు సంతానము పశుసంపదతో వర్ధిల్లగలడు. రేతస్సుయే ప్రజాతి. ప్రజల పశువుల ఉత్పత్తి అగు సృష్టికర్మ యొక్క అభిమానియే ప్రజాపతి. సృష్టి సృష్టికర్త ప్రజాతి ప్రజాపతి లాన్యోన్యత్వము ఏకత్వములను ఎరిగినవాడు ఉపాసించువాడు సంపద సమన్వితుడగుచున్నాడు. ప్రాణాహం శ్రేయసే వివదమాన. ఒకప్పుడు ఈ వాక్కు చక్షువులు చెవులు మనస్సు రేతస్సు ఈ ఇంద్రియములన్నీ ఒకచోట సమావేశమైనాయి. ఇంద్రియములన్నీ కూడా ఒక్కొక్కటి లేచి అహం శ్రేయసే వివదమాన డోట్ మేము గొప్ప అంటే మేము గొప్ప అంటూ పోట్లాడుకోసాగాయి. ఎంతగా వాదోపవాదములు చేసుకున్నప్పటికీ కూడా ఈ దేహములో వాక్కు గొప్పదా, చూపు గొప్పదా, వినికిడి గొప్పదా, మనస్సు గొప్పదా, రేతస్సు పునరుత్పత్తి ప్రదాత గొప్పదా, మనస్సు గొప్పదా, ప్రాణము గొప్పదా అనే విషయం ఇదమిత్థముగా తేల్చుకోలేకపోయాయి. ఈ దేహములో ఏ ఒక్క ఇంద్రియము పనిచేయకున్నా అంగలోపముచే లోటే కదా. అప్పుడు ఆ ఇంద్రియములన్నీ తమలో ఎవరు గొప్పయో నిర్ణయించుకోలేకపోయాయి. సృష్టికర్తయగు ప్రజాపతిని సమీపించాయి. చూపు వినికిడి స్పర్శ ఆస్వాదన రుచి వాక్కు మనస్సు ఇత్యాది అభిమాన దేవతలుగా మమ్ములను సృష్టించిన ఓ సృష్టికర్త ప్రజాపతి, మీరు దేహములో మమ్ములను సృష్టించారు, బాగున్నది. అయితే మాలో ఎవ్వరు అత్యంత శ్రేష్ఠమైనవారో అది మేము వాదులాడుకొని కూడా తేల్చుకోలేక మీ దర్శనానికి వచ్చాము. మీరు తేల్చి చెప్పండి, మాలో ఎవ్వరు అత్యంత జ్యేష్ఠులు శ్రేష్ఠులు? బ్రహ్మదేవుడు, ఓ ఇంద్రియములారా, మీరంతా కూడా దేహములో శ్రేష్ఠులే. మీరంతా నాచే సృష్టించబడటం చేత ఈ ఇంద్రియము తదితర ఇంద్రియముల కంటే కూడా అత్యంత శ్రేష్ఠము అని ఎట్లా చెప్పుతాను? తండ్రి తన బిడ్డలతో ఈతడే అందరికంటే శ్రేష్ఠుడు అని అనలేడు కదా. అందరూ తన బిడ్డలేనాయే. అట్లాగే నాకు మీరు కూడా. ఇంద్రియములు తండ్రి, మేమంతా మీ బిడ్డలమే. అయినా కూడా ఏది ఏమైనా సరే మాలో ఎవ్వరు దేహమునకు అత్యంత ప్రాముఖ్యమో అత్యంత శ్రేష్టమయ్యున్నామో అది మేము తేల్చుకోదలచాము. అంతే కనుక మీరు చెప్పండి. బ్రహ్మదేవుడు, ఓహో, అట్లాగా. అయితే ఒక పని చేయండి. మీలో ఎవ్వరైతే దేహమును విడిచిపెట్టటం చేత ఈ దేహము అత్యంత అపవిత్రమై నిష్ప్రయోజనముగా ఆగుచున్నదో వారే అత్యంత వశిష్ఠము శ్రేష్ఠము అని అనుకోవచ్చు. కనుక మీరే తేల్చుకోండి. అప్పుడు ఆ ఇంద్రియములు బ్రహ్మదేవుని సూచన దృష్ట్యా ఎవడు వశిష్ఠుడో తేల్చుకోవాల్సిందేనని నిర్ణయించుకున్నాయి. వశిష్ఠుడు దేహములో నివసించువాడు, దేహమును నివసింపజేయుచున్నవాడు. వాక్ ఇంద్రియము ద డివైన్ ఫోర్మ్ ఆఫ్ టోకింగ్ ఎబిలిటీ. ముందుగా వాక్కు అందుకు ముందుకు వచ్చింది. తన గొప్పతనము, శ్రేష్ఠత్వము, వశిష్ఠత్వము ఎంతటిదో ప్రదర్శించతలచింది. శరీరము నుండి బహిర్గతమై ఒక సంవత్సరకాలము ఏటో వెళ్ళిపోయింది. ఆ సంవత్సరకాలము ఆ జీవుడు ఒక్క మాటకూడా మాట్లాడలేకపోయాడు. నేను వెళ్ళిపోయిన సంవత్సరకాలము ఈ జీవుడు మాట మాట్లాడలేడు. కనుక దేహము నిరుపయోగమైనదని నిరూపణమయ్యే ఉంటుందిలే అని తలచుచూ తిరిగి సంవత్సరకాలం తరువాత శరీరములో ప్రవేశించి అంతా కలియజూచింది. ఆశ్చర్యపడింది. శరీరము శిథిలము కాలేదు. తదితర ఇంద్రియములు నశించకపోగా తమ తమ పనులను యథారీతిగా ఇదివరకటిలాగానే నిర్వర్తిస్తూ కనిపించాయి. వాక్ ఇంద్రియము, ఓ తదితర ఇంద్రియములారా, కథం అసకతమధృతే జీవితుమితి. నేను సంవత్సరకాలము ఈ దేహమును విడిచి వెళ్లినప్పటికీ ఈ శరీరముగాని మీరుగాని నశించనేలేదే. ఎందుచేత? నేను లేకుండా మీరంతా ఎట్లా జీవించగలిగారు? ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎట్లా సాధ్యపడిందో చెప్పండి. వాక్కు లేకుండా శరీరం ఎట్లా నిలిచింది? తదితర ఇంద్రియములు, ఓ వాక్ ఇంద్రియమా, ఇందులో మీరు అంతగా ఆశ్చర్యపడవలసిన విశేషము ఏమున్నది? పుట్టు మూగవాడు మరియు మధ్యలో గొంతును వాక్కును ఏ అనారోగ్యము వలనో పోగొట్టుకున్నవాడు ఈ ఇరువురు కూడా ప్రాణములతో జీవిస్తూనే ఉన్నారు కదా. ఆతని కళ్ళు చూస్తూనే ఉన్నాయి, మనస్సుతో ఆతడు తెలుసుకుంటూనే ఉన్నాడు, రేతస్సుతో సంతానము పొందుచూనే ఉన్నాడు. అదంతా ఎట్లా జరుగుతుందో అదేవిధంగా మీరు లేని సంవత్సరకాలము దేహము ప్రాణములతో జీవించియే ఉన్నది. మేము మా పనులను కొనసాగిస్తూనే ఉన్నాము. అప్పుడు వాక్కు ఇట్లా తలచింది, బ్రహ్మదేవుడు చెప్పిన విధానము ప్రకారము నేనే అందరికన్నా వశిష్ఠము, శ్రేష్ఠాతిశ్రేష్ఠము కాదన్నమాట. సిగ్గుపడి తిరిగి శరీరములో ప్రవేశించి ఇక తన పని తాను చేసుకోసాగింది. చక్షు, చూపు, ఇంద్రియము, ద డివైన్ ఫోర్మ్ ఆఫ్ సీయింగ్ ఎబిలిటీ. చక్షురింద్రియము, అప్పుడు చక్షురింద్రియము, చూపుచూచు శక్తి, ఇక నా గొప్పతనమేమిటో చాటి చెప్పెదనుగాక అని తలచి దేహమును విడిచి ఎటో వెళ్ళింది. సంవత్సరకాలము తిరిగి రానేలేదు. ఈ సంవత్సరకాలము ఆ దేహి, శరీరి ఏదీ కనులతో చూడకయే గడిచింది. సంవత్సరకాలం తరువాత చక్షురింద్రియము తిరిగి దేహంలో ప్రవేశించింది. ద ఆర్గన్ ఆఫ్ సీన్ వెకిటేట్ ద బోడీ అండ్ ఆఫ్టర్ 1 year గోట్ బాక్ ఇన్ టు ద బోడీ. తదితర ఇంద్రియములు ఇంతకుముందు వలెనే తమ పనులు తాము కొనసాగిస్తూనే ఉన్నాయి. దేహము శిథిలము కాలేదు. నేత్రేంద్రియము, ఓ తదితర ఇంద్రియములారా, నేను సంవత్సరకాలం ఈ దేహాన్ని విడిచి ఎటో వెళ్లాను కదా, తిరిగి వచ్చి చూస్తే ఇంకా కూడా ఈ శరీరము శిథిలం కాలేదు, నశించలేదు. శరీరంతోబాటే మీరంతా ఇంకా కొనసాగుచూనే ఉన్నారు. ఇదెలా సాధ్యం? ఈ దేహములో అత్యంత శ్రేష్ఠము నేనే కదా. కాదా? తదితర ఇంద్రియములు, ఓ నేత్రేంద్రియమా, ఈ మాత్రానికి ఆశ్చర్యపడవలసినదేమున్నది? పుట్టుకతో గ్రుడ్డివాడు ప్రాణములతో జీవించటం లేదా? ఒకనికి ఏదో ప్రమాదంలో కనులు పోయినప్పుడు కూడా తదితర ఇంద్రియములైన వినికిడి, రుచి, స్పర్శ, మాట్లాడటం, కాళ్లతో నడవటం, చేతులతో వస్తువులను పట్టుకోవటం, శృంగారము, ఈ పనులన్నీ ఆతడు కొనసాగిస్తూనే ఉన్నాడు కదా. ఆ తీరుగానే మీరు లేచిపోయిన సంవత్సరకాలము మేము మా పనులను ఈ శరీరములో కొనసాగిస్తూనే ఉన్నాము. చూడలేకపోయినంత మాత్రంచేత ఈ శరీరము మూలపడి నశించనూ లేదు, నశించదు. అప్పుడు నేత్రేంద్రియము ఇట్లా తలచింది, ఓహో, ప్రజాపతి చెప్పిన రీతిగా నేను లేకపోయినంత మాత్రంచేత ఈ శరీరము నశించుటలేదు కాబట్టి నేనే శ్రేష్ఠాతిశ్రేష్ఠం అని అనటానికి వీలూ లేదన్నమాట. ఇట్లా తలచి మౌనము వహించింది. తన పనిని శరీరములో కొనసాగించసాగింది. శ్రోత్రేంద్రియము వినికిడి, ద డివైన్ ఫోర్మ్ ఆఫ్ హియరింగ్ ఎబిలిటీ. అప్పుడు శ్రోత్రేంద్రియము దేహమును విడిచి ఎటో వెళ్లిపోయి సంవత్సరమైన తరువాత తిరిగి దేహములో ప్రవేశించింది. ఆ సంవత్సరకాలము ఆ జీవుడు ఒక్క శబ్దము కూడా వినలేకపోయేవాడు. తీరా తిరిగి దేహములో ప్రవేశించిన తరువాత చూస్తేనో, దేహము శిథిలము కాలేదు. కళ్ళు చూస్తూనే ఉన్నాయి, నోరు మాట్లాడుచూనే ఉన్నది, మనస్సు విషయాలను ఆలోచిస్తూనే ఉన్నది, రేతస్సు సంతానమును కనటం ఆగనేలేదు. తదితర ఇంద్రియములన్నీ ఇట్లా అన్నాయి, ఓ శ్రోత్రేంద్రియమా, మీరు ఈ దేహమును విడిచి వెళ్లిన సంవత్సరకాలము మేమంతా మామాధర్మములను కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ శరీరము నెలకొలలేదు కూడా. ఎందుకంటారా, పుట్టుకతో చెవిటివాడు మాట్లాడుతూనే ఉన్నాడు కదా, చూస్తూనే ఉన్నాడు కదా, సంతానము పొందుచూనే ఉన్నాడు కదా, ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు కదా. అదేవిధంగా దేహంలో ఒక్క వినికిడి తప్పించి తదితర వ్యవహారాలన్నీ కొనసాగుచూనే వచ్చాయి. అప్పుడు శ్రోత్రేంద్రియము అనుకొన్నది, నేను లేనప్పుడు కూడా దేహము కొనసాగింది, అనగా నేను అత్యంత ప్రాముఖ్యమైన విభాగమును కాదు, నేను లేకుంటే శరీరము ఉండదు అని తలచటం సముచితం కాదు. అప్పుడిక ఇక శరీరములో ప్రవేశించి తన ధర్మములను కొనసాగించసాగింది. మనస్సు ఆలోచన, ద డివైన్ ఫార్మ్ ఆఫ్ థింకింగ్ ఎబిలిటీ. ఇకప్పుడు మనస్సు శరీరమును విడిచి ఎటో వెళ్లిపోయి సంవత్సరకాలము తరువాత వచ్చి చూస్తే, శరీరములోని తదితర ఇంద్రియములతో సహా దేహము క్షయించక క్షేమంగానే ఉన్నది. ఇదేమిటి, నేను ఇంతకాలం లేకున్నా ఈ దేహము ఎట్లా కొనసాగింది అని ప్రశ్నిస్తూ ఉంటే, తదితర ఇంద్రియములు ఇట్లా వివరించాయి, ఒకడు అత్యంత మూఢుడుగానో మతిలేనివాడుగానో మాడ్ పర్సన్ అయినప్పటికీ కూడా జననేంద్రియ పునరుత్పత్తి భావములు స్పర్శ రూపరస గంధజ్ఞానములు కొనసాటం లేదా. ఇది అంతే, మతిలేనివాడు కూడా మాట్లాడుచూనే ఉన్నాడు. ఒక సామాన్య మానవుని వలె ఎదురుగా ఉన్నది లోకరీతిగా గుర్తించటము, ఆ తెలివితో మాట్లాడటము లేనప్పుడు కూడా శరీరము శిథిలమవటం లేదని అందరూ చూస్తున్నాం కదా. ఇది అంతే. అట్లా అయితే నేను కూడా ఈ జీవునికి అనివార్యంగా అత్యంత శ్రేష్టమైన ఇంద్రియమును కాదన్నమాట అని తలచి మనస్సు కూడా మౌనం వహించింది. శరీరములో ప్రవేశించి తన మననము అను స్వభావం నిర్వర్తించసాగింది. రేతస్సు జననేంద్రియము, ద డివైన్ ఫార్మ్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఎబిలిటీ. అప్పుడు రేతస్సు శృంగార భావన దేహమును విడిచి ఎటో వెళ్లి సంవత్సరకాలం తరువాత దేహములో ప్రవేశించి చూడగా, దేహము జీవితమును కొనసాగిస్తోందేగాని ముగేలేదు. ఇది ఏమిటబ్బా అని ఆశ్చర్యపడుచూ ఉంటే తదితర ఇంద్రియములు ఇట్లా సమాధానం చెప్పాయి, ఓ జననేంద్రియమా, ఓ రేతస్సా, ఎందుకండి ఆశ్చర్యపడతారు? సంతానము కనలేకపోయినంత మాత్రం చేత మనస్సు లేకుండా పోతుందా? నోరు మాట్లాడదా? నాలుక రుచి చూడదా? కళ్ళు చూడటం మానివేస్తాయా? చెవులు వినకుండా ఉంటాయా? కాళ్ళు నడవవా? చేతులు పట్టుకోవా? ఎవ్వరి పని వారిదే? ఆ మాటకు వస్తే జన్మతః నపుంసకుడు అయినవాడు మాత్రం జీవించటం లేదా? ఏదైనా వ్యాధి కారణంగా రేతస్సు నిర్వీర్యమైన కూడా ఆ దేహము నశించుటలేదు కదా. అదేరీతిగా మీరు లేనట్టి ఒక సంవత్సరకాలము ఈ దేహము క్షీణించనేలేదని గమనించండి. ఆ మాటలు విని రేతస్సు అవును కదా. కాబట్టి నేను లేనంత మాత్రం చేత దేహము నశించునది కాదు. కాబట్టి ప్రప్రధానమైన అత్యంత శ్రేష్టమైన ఇంద్రియమును నేను అయి ఉండలేదు అని గ్రహించి మౌనము వహించింది. తిరిగి దేహంలో ప్రవేశించి తన స్థానమును కొనసాగించసాగింది. ప్రాణోత్క్రామిషన్. ఆ తరువాత ప్రాణము దేహమును నిష్క్రమించటము ప్రారంభించింది. అంతే, ఒక పెద్ద పంచకళ్యాణి గుగుముత్రాళ్లను తెంచుకొని త్రాళ్లతో సహా పరుగులు తీయటం ఆరంభిస్తుంది చూచారా. ఆ విధంగా ప్రాణము వెంటగా కంటిచూపు, చెవుల వినికిడి, చర్మపు స్పర్శ, మనస్సు యొక్క యోచనలు, ప్రేతస్సు మొదలైన ఇంద్రియ విశేషాలన్నీ వాటివాటి విషయ ప్రసరణలను విరమించుకుని పెకలించబడిన చెట్లు కొమ్మలు తుపానుగాలికి ఎగిరిపోవునట్లుగా ప్రాణము అనే గుగము వెంట పరుగులు తీయటానికి సిద్ధం కాసాగాయి. ఈ విధంగా ఇంద్రియములన్నీ దేహము నుండి తమ తమ స్థానములను కోల్పోవుచున్నట్లు, ప్రాణముతో బాటే బయటకు పరుగులు తీస్తున్నట్లు, తాము జారిపోతున్నట్లు తమ గురించి పంచేంద్రియములు మనస్సు గమనించాయి. వెంటనే ముఖ్య ప్రాణశక్తికి ఈ విధంగా ప్రార్థన సమర్పించసాగాయి. ఓ పూజనీయ ముఖ్య ప్రాణదేవత, మీరు దేహము నుండి పైకి లేవకండి, ఆగండాగండి. మేమిప్పుడు రెండు విషయాలు గమనించాము. ఒకటి, ప్రాణము లేకుండా మేము ఈ దేహములో ఏమాత్రమూ ఉనికిని కొనసాగించలేమని మాకు తెలిసిపోతోంది. రెండు, మాలోని వాక్కు యొక్క విశిష్టత్వము వశిష్ఠత్వము మీకు చెందినదే, కనుక మీరే వశిష్ఠుడు. మాలోని కన్నుల యొక్క ప్రతిష్ట, మనస్సు యొక్క యోచనాశక్తి, సంతానమును వర్ధిల్లజేయు రేతోశక్తి కూడా మీకు చెందిన శక్తులే. సమస్త దేహాంతర్గత దేవతలము మీకు చెందిన తేజో విశేషులమే. ప్రాణశక్తి యొక్క వివిధ రూపములైన ప్రదర్శనములే. ఈ విధంగా సంపద ప్రతిష్ట, ఆయతనము, అప్రజననములు ముఖ్య ప్రాణదేవుని వివిధ తేజోరూపములుగాను, తమను తాము ప్రాణమునకు చెందినవారిగాను ఇంద్రియములు గుర్తించి ప్రాణమును స్తోత్రము చేయసాగాయి. ముఖ్య ప్రాణము, ఓ ఇంద్రియములారా, మీరంతా నా యొక్క తేజోకిరణ విశేషములుగా గమనించి గుర్తిస్తున్నారు కదా, నాకు సంతోషము. అయితే మే కిం అన్నం, కిం వాస, నాకు ఆహారము అన్నము కావాలి, వస్త్రములు కావాలి, మరి ఎట్లా నాకు లభించేది? అవన్నీ లభిస్తూ ఉంటేనే ఈ దేహంలో నేను ఉంటాను. ఇంద్రియములు, ఓ ప్రాణదేవా, సకల జీవులకు ప్రాణములకు ఇష్టమగుచున్న అన్నము అనుభముగా అగు విషయములన్నీ కూడా మీకు అన్నము అగుచున్నది. జలమే మీరు ధరించు వస్త్రము. ఎవడైతే ఇట్లు అన్నము అనుభవములు లను ప్రాణము యొక్క అన్నముగా ఉపాసిస్తారో అట్టివారికి అభక్ష్యము తినగూడదు. అనునవి ఏవీ ఉండజాలవు, తినతగినవే లభిస్తాయి. జలము ప్రాణమునకు వస్త్రము వంటిది అని గ్రహించటంచేతనే ఇప్పటికీ కూడా వేదవేత్తలు ప్రాణమును ఉపాసించుటకై భోజనము చేసే ముందు ఆహార పదార్థములపై సంప్రోక్షం చేస్తూ ఓం భూర్భువస్సువః, ప్రాణాయి స్వాహ, అపానాయి స్వాహ, వ్యానాయి స్వాహ, ఉదానాయి స్వాహ, సమానాయి స్వాహ అను మంత్రము చదువుచు అగ్నిదేవుని రూపముగు జఠరాగ్నికి నమస్కరిస్తున్నారు. అట్లాగే భోజనానంతరము ఓం అమృతాభిధానమసి అరోరవే పుణ్యనెలయే అను మంత్రమును చదువుచున్నారు. ఇట్లా చేయుటచే మేము ప్రాణము నగ్నము కాకుండా చేయుచున్నాము. ఏవమే తత్తదవమగ్నం కుర్వంతో మన్యంతే అని భావిస్తున్నారు. అనగా భోజనముకు ముందు, భోజనము తరువాత కూడా కర్మగా, శుద్ధి కొరకు, భావనగా ప్రాణమునకు వస్త్రముగా జోడించవలెనని శృతి విధించుచున్నది. ఓం ప్రాణో గాయత్రి ఇత్యుక్తం, ప్రాణమే గాయత్రి అని చెప్పబడుచున్నది. శ్రేష్ఠశ్చ జ్యేష్ఠశ్చ ప్రాణః నవా కాదయో. ఈ విధంగా దేహములో జ్యేష్ఠమైనది, శ్రేష్ఠమైనది ప్రాణశక్తి తత్వమే. అంతేగాని వాక్కు, ఇతర ఇంద్రియములు, మనస్సు మొదలైనవి కావు. ఇంద్రియానుభవములన్నీ కూడా ప్రాణదేవత యొక్క దైనందికమైన ప్రతిరోజూ ఆహారము. ఇతి అష్టమాధ్యాయః ప్రాణసంవాద బ్రాహ్మణం నామ ప్రథమోధ్యాయః సమాప్తం. 8-2 ద్వితీయ బ్రాహ్మణము కర్మ విపాక బ్రాహ్మణము. గమనిక, ప్రవణ మహారాజు మరియు శ్వేతకేతుల మధ్య ఇదే సంభాషణ. అఛాందోగ్య ఉపనిషత్ 5వ అధ్యాయము 3వ ఖండము చందోయ 5:3 లో కూడా ఉన్నది. ఆరుని ముని యొక్క పుత్రుడు శ్వేతకేతువు. ఆ శ్వేతకేతువు తాండ్రి యొద్ద వేదవేదాంగ, తర్క ఇత్యాది విద్యలు నేర్చుకొనియున్నారు. ఒకరోజున తన కుమారుని విద్యానైపుణ్యమును గ్రహించిన ఆరుణి, నీవు నాకు తెలిసిన విద్యలన్నీ నేర్చినావు, నాకు చాలా సంతోషము, పని హర్షమును, ప్రశంసను, ఎప్రిసియేషన్ ప్రకటించారు. చాలా సంతోషము పొందిన శ్వేతకేతువు తండ్రితో, పితృదేవా, మీ నుండి విద్యను నేర్చినందుకు సార్థకత, ఫ్రూట్ఫుల్నెస్ కొరకే నేను పాంచాల దేశము వెళ్ళుటకు అనుజ్ఞ ఇవ్వండి. అక్కడ గొప్ప పండిత సభ జరుగుతోందని విన్నాము. నేను ఆ సభలో నా పాండిత్యము ప్రదర్శించి పండితుల మన్ననలను, పాంచాలరాజు యొక్క సన్మానమును పొందవలెనని భావిస్తున్నాను అని పలికారు. అరుణి కుమార, శ్వేతకేతువు, అట్లాగే వెళ్ళిరమ్ము. పండిత సభలో పాల్గొనటంచేత నీకు ఇంకా అనేక విషయాలు అవగతమవుతాయి. ఇట్లా పలికి కుమారుని ఆశీర్వదించి పంపారు. తండ్రి యొక్క అనుజ్ఞానుసారంగా పండిత సభలో పాండిత్య ప్రదర్శన వలన కీర్తి ప్రతిష్టలను పొందు ఉద్దేశ్యముతో శ్వేతకేతుముని పాంచాలదేశపు పండిత సభను ప్రవేశించారు. ఆ దేశపురాజు జీబలుడు అనువాని కుమారుడు, పేరు ప్రవాహణుడు. ఆయన స్వతహగానే రాజయోగి, విద్యావేత్త అని, విద్యాపరిపోషకుడు అని లోక ప్రసిద్ధుడు. ఎంతో ఠీవిగా నడిచివచ్చుచున్న శ్వేతకేతువును ప్రవాహణ మహారాజు గమనించసాగారు. ఆతని నడక మాటతీరులలో నేను సర్వ విద్యలను నేర్చిన పండితుడను సుమ అను గర్వము, తదితర పండితుల కంటే అధికంగా విద్యనేర్చాననే దర్పము ఉన్నట్లు రాజుకు అనిపించింది. ప్రవాహణ మహారాజు దర్పము చిన్నవారికి పనికిరాదు అని గుర్తుచేయు విధంగా, కుమారా, కుమారా, కుమారా, రండి, రండి. శ్వేతకేతువు కించిత్ దర్పముతో కూడిన వ్యంగ్యముగా, ఓ భోరాజా, భోరాజా, భోరాజా, వస్తున్నాను, వస్తున్నాను, వస్తున్నాను. ప్రవాహణ మహారాజు ఉపూజనీలగు మీ తండ్రిగారు ఆరుణి మునీశ్వరుల ఆశీర్వాదము అనుజ్ఞ తీసుకునియే ఈ పండిత సభకు వేయించేస్తున్నట్లుగా నేను అనుకుంటున్నాను. కుమారా, అవును కదా? శ్వేతకేతువు అవును మహారాజా. మా పితృదేవుల ఆజ్ఞను అనుసరించే ఈ పండిత సభకు పాండిత్య ప్రదర్శన కొరకే వస్తున్నాను. ప్రవాహణ మహారాజు బిడ్డ, చాలా సంతోషము. మీరు అంగీకరిస్తే మిమ్ములను కొన్ని ప్రశ్నలు అడుగతలచాను. మీకు అంగీకారమేనా? శ్వేతకేతువు, నా యొక్క పాండితీ ప్రదర్శన కొరకే ఈ పండిత సభకు వచ్చాను. కనుక మహారాజా, మీరు తప్పకుండా అడగవచ్చును. తప్పక సమాధానము సశాస్త్రీయంగా చెప్పగలను. ప్రవాహణ మహారాజు, మీ పితృదేవులు మాకు, మా వంశమునకు, పూజ్యులు అగు ఆరుని మునీంద్రుల వారికి నమస్కరిస్తూ ఈ ప్రశ్నలు అడుగుచున్నాను. మొదటి ప్రశ్న, వేత్త యథేమాహ ప్రజాహ ప్రయత్యో విప్రతిపద్యంతా మూడు ఉ ఇతి 8-1-2. ఈ జనులంతా కూడా తమ యొక్క మరణానంతరము ఏ వివిధ మార్గముల గుండా ప్రయాణించి వెళ్ళుచున్నారో అది మీకు తెలుసు కదా. విప్రతిపద్యంతా, వేరువేరు మార్గములుగా ఎటెటు ప్రయాణిస్తూ ఉన్నారు, నేటి సభకు వివరించి చెప్పగలరు కదా. శ్వేతకేతువు నేతి, ఈ జీవులంతా మరణానంతరము ఏ వేరైన మార్గములలో ప్రయాణించి వెళ్ళుచున్నారో అది నాకు తెలియదే. ప్రవాహణ మహారాజు, ఇదేమిటి, మీకు తెలియదా? సరే. రెండవ ప్రశ్న, వేత్తో యథా ఇమం లోకం పునరాపద్యంతా మూడు ఉ ఇతి, ఆ మరణించినవారు తిరిగి ఈ లోకములోనికి ఏ వివిధ మార్గముల గుండా ప్రయాణించి తిరిగి వస్తున్నారు, ఇది సభకు చెప్పండి. బహుశహా ఇది మీకు తెలిసియే ఉండవచ్చు కదా. శ్వేతకేతువు, లేదు, తెలియదే. మరణించినవారంతా ఏ వేర్వేరు మార్గములలో తిరిగి ఈ లోకంలో ప్రవేశిస్తున్నారో ఇది కూడా నేను తెలుసుకుని ఉండలేదు. మూడవ ప్రశ్న, ప్రవాహణ మహారాజు, ఇది వినలేదా? సరే, నా మూడవ ప్రశ్న వినండి. వేత్తో యథా అసౌ లోక ఏవం బహుభ్యః పునః పునః ప్రయద్భ్యః సంపూర్యతా మూడు ఉ ఇతి, ఈ జీవులు ఒకరి తరువాత మరొకరుగా మరణిస్తూ పరలోకమునకు పోచున్నారు కదా. ఈ అసంఖ్యాక మరణము పొందిన జీవాత్మలచే పరలోకములు నిండిపోతూ క్రొత్తవారికి చోటులేకపోవాలి కదా. ఎందుకు చోటు దొరకక నిండిపోవటము లేదు? ఇది మీకు తెలిసినదే కదా. శ్వేతకేతువు, ఈ మీ మూడవ ప్రశ్నకు కూడా నాకు సమాధానము తెలియదే. నేనెప్పుడూ వినలేదు, విచారించలేదు, తెలుసుకోవటానికి యత్నించి ఉండలేదు కూడా. 4వ ప్రశ్న. ప్రవాహన మహారాజు, దీనికి సమాధానము మీరు ఎరుగరా? సరేలేండి, నా 4వ ప్రశ్న వినండి. వేత్తో యతిథ్యామాహు త్యాగ్ హుతాయాం ఆపహ పురుష వాచో భూత్వా సముత్థాయ వదంతి 3:8-2 ఆహుతులు చేయబడుచుండగా ఎన్నవ ఆహుతికి జలములు పురుషుడు అని పిలువబడేవిగా అయి పురుషవాక్కును పొంది లేచి నిలబడి మాట్లాడగలుగుచున్నాడో ఇది మీరు తెలుసుకునే ఉన్నారు కదా. ఇదే ప్రశ్న ఈ రీతిగా అడుగుతాను. ఉదకము ఆహుతి చేస్తూ ఉండగా ఏ సంఖ్య అయిన ఆహుతి హోమము చేయబడగా పురుషుని ఏ వాక్కు గలదో ఆ వాక్కుగా కలది అయి లేక పురుషుడు అని పిలువబడునవై పురుషుని రూపముగా పరిణతి చెందుతోంది? పురుషుని వాక్కుగా అయి అది ధ్వని చేస్తుంది. ఆ జలములు చక్కగా లేచి పలుకులు పలుకుతాయి. జీవుడు మాట్లాడగలుగుచున్నాడు. శ్వేతకేతువు ఎన్నవ ఆహుతి సమర్పించినప్పుడు ఉదకము పురుషకారముగా మారి వాక్కును ధ్వనిస్తుందో లేక సంభాషిస్తుందో ఈ విషయం గురించి కూడా నేను వినియే ఉండలేదు. ఏమాత్రము తెలియదు కూడా. 5వ ప్రశ్న. ప్రవహణ మహారాజు, ఇది ఎరుగరా? సరే, నా 5వ ప్రశ్న. ద్వేత్తో దేవయానస్యవా పథః ప్రతిపదం పితృతయానస్యవా? దేవయానము పిత్రయానము అనే మార్గముల ప్రతిపదము ఏమిటో మీరు ఎరుగుదురా? అనగా ఏ క్రమమైన కర్మలచేత దేవయానము పిత్రయానము అను మార్గములను ఫలములుగా ఈ జీవులు పొందగలరో ఆ ప్రతిపద రూప ఫలసిద్ధి నిర్వచన రూప మంత్రవాక్యములు మీరు వినియున్నారా? మీకు తెలియనా? లేక దేవయాన పిత్రయాన మార్గములు పొందే సాధనములు తత్సంబంధమైన మంత్రవాక్యములు మీరు సభకు వివరించి చెప్పగలరా? మరికొంత వివరణ వినండి. మేము దేవతల యొక్కయు పితృదేవతల యొక్క 2 మార్గములను శృతులు చెప్పగా విని ఉన్నాము. ఈ 2 కూడా మానవులు మరణానంతరము ప్రయాణించినట్టి మానవులకు చెందిన మార్గములే. ఈ 2 మార్గముల మధ్య ఈ చంచల జగత్తంతా సాధన రూపముగా ఉండి ఉంటోంది. ఈ 2 కూడా భూస్వర్గలోకముల మధ్య ఆ తల్లితండ్రుల మధ్య ఉన్నవి వలె ఉనికి కలిగి ఉన్నాయి. అట్టి దేవయాన పిత్రయాన మార్గముల గురించి, సాధనముల గురించి, సాధ్యము గురించి వివరించండి. శ్వేతకేతువు నాహమతాయేకం చ నవేదేతి ఓ పాంచాల దేశాధీశ. జీబల ప్రియపుత్ర, ప్రవాహణ మహారాజా, మీరు అడిగిన 5 ప్రశ్నలలో ఏ ఒక్క ప్రశ్నకు నాకు నిజంగా సమాధానం తెలియదు. ప్రవాహణ మహారాజా, పోనీలెండి, మీరు మాకు అతిథులు, యువకులు. మీ తండ్రిగారు ఆరుణిమునీంద్రుడు మాకు పూజ్యులు. మీకు చక్కటి వసతిగృహము చూపించవలసినదిగా మా మంత్రిని ఆదేశించాను. దయచేసి చక్కగా విశ్రాంతి తీసుకోండి. ఈ పండిత సభలో పాల్గొని ఆయా అనేక విశేషాలు నేర్చుకునెదరుగాక. మీకు వీలైనన్ని రోజులు మేము అందించే అతిథి సేవ స్వీకరిస్తూ సభలలో ప్రవచనములు చేసెదరుగాక. ఇట్లా పలికి ప్రవాహణ మహారాజు ఆ రోజు సభ కొరకే తన సేవకులకు తగిన ఆజ్ఞలు ఇస్తూ ఇక తదితరమైన పనులలో నిమగ్నమయ్యారు. శ్వేతకేతువు తనలో ఈ విధంగా సమాలోచించసాగారు. నేను విద్యాపారంగతుడను అని మా తండ్రిగారు నా అధ్యయనమునకు మెచ్చుకున్నారు కదా. పాంచాలదేశపు పండిత మహాసభలో నా పండిత్య ప్రకర్షను ప్రదర్శించాలని వచ్చానే. వచ్చి రాగానే ఈ రాజు అడిగిన 5 ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోయాను. ఇంకేమి పాండిత్యము? ఇక నేను ప్రవచించేదేమున్నది? ఈరోజు ప్రశ్నలకే సమాధానం తెలియని నాకు ఇక్కడేమీ గౌరవం? ఇక్కడ నేను ఉండికూడా ప్రయోజనం లేదు. ఇక తిరిగి మా తండ్రిగారి దగ్గరకే వెళ్ళి అడుగుతాను. ఇట్లా ఆలోచిస్తూ పాంచాల పండిత సభా ప్రాంగణము నుండి వెనుకకు మరలారు. ఇంటికి చేరి ఆ శ్వేతకేతువు తండ్రిని సమీపించారు. అరుణి ప్రియపుత్ర, శ్వేతకేతువు, అప్పుడే పాంచాలరాజ్యంలో జరుగుచున్న పండిత సభలు ముగిశాయా ఏమిటి? వచ్చేసావేమిటి? శ్వేతకేతువు తండ్రి, అదేమీ లేదు. ఇంకా పండితాసభలు కొనసాగుచున్నాయి. అది సరే కానియండి అరుణి. ఏమి ఏమైనది? ఆ రాజుగారు ఆ పండితాసభ నిన్ను ఆదరించలేదా? శ్వేతకేతువు, అదేమీ లేదు. ప్రవాహణ మహారాజు ఆదరించారు, సంభాషించారు కూడా. ఇదివరకు నా విద్యాభ్యాసము సంపూర్తి అయిన తరువాత అన్ని విద్యలలో నీవు శిక్షణ పొందినట్లే అని మీరు అన్నారు కదా, అనలేదా చెప్పండి. అరుణి, అవును అన్నాను. ఓ సుమేధ, శ్వేతకేతు, ఏమైనదని అట్లా అడుగుచున్నావు? కథంకేన ప్రకారేణ తవ దుహకం ఉపజాతం. ఇప్పుడు నీకు ఎందుకు దేనివలన ఆ విషయంలో బాధ కలిగింది? వివరించి చెప్పు శ్వేతకేతు. ఇంకా ఏమైనదేమిటి? పంచమా ప్రశ్నాన్ రాజన్యబంధుః ఆప్రాక్ష్యః తతో నై కంచన వేదేతి. నిష్ఠూరంగా ఆ రాజన్యబంధువు నన్ను 5 ప్రశ్నలు అడిగారు. రాజబంధువు అనగా రాజుగారి చుట్టము. ఇది దూషణ వాక్యము. ఒక సామాన్యుడగు రాజు అడిగిన 5 ప్రశ్నలలో ఒక్కదానికి కూడా నేను సమాధానము చెప్పలేకపోయాను. తలదించుకొని వచ్చాను తెలుసా? ఇంకా నేను నిపుణిణ్ణి అని మీరు ఎట్లా అన్నారో తెలియటం లేదు. అరుణి, అట్లాగా ఏమిటా 5 ప్రశ్నలు? శ్వేతకేతువు, సంక్షిప్తంగా చెప్తాను, వినండి. సంక్షిప్తంగా 5 ప్రశ్నలు. 1, మరణించిన వారంతా ఏ మార్గములలో పరలోకాలకు వెళ్ళుచున్నారు? 2, వారంతా ఏ త్రోవలలో తిరిగి ఈ లోకంలో పునః ప్రవేశిస్తున్నారు? 3, మరణిస్తున్నట్టి ఈ అసంఖ్యాక జీవులతో పరలోకములు నిండిపోవటం లేదా? ఎందుచేత? 4, ఎన్నవ ఆహుతి సమర్పించిన తరువాత ఉదకము పురుషరూపము దాల్చి వాక్కును పొంది సంభాషిస్తోంది? 5, ఏ కర్మల కారణంగా సాధనములచే ఈ జీవులు దేవయాన పిత్రయాన మార్గములను అనుసరిస్తున్నారు? వాటికి సంబంధించిన సాధన సాధ్యములు ఏమేమి? ఇంకనూ నేను వేద విద్యావేత్తలతో, తదితర ప్రసిద్ధికెక్కిన పండిత వరేణీలతో వాదోపవాదములలో ప్రవేశించనే లేదు. నా పాండిత్యమును చెప్పుకోనే లేదు. మొట్టమొదటే సామాన్యుడు అపండితుడు అగు ఆరాజన్య బంధువు అడిగిన 5 ప్రశ్నలకే సమాధానం తెలియక మరలివచ్చాను. ఇక్కడేమో నేను విద్యలన్నీ పూర్తిగా అభ్యసించానని మీరు అంటారు. అదేమి బాగు అరుణీ కుమార, నీవు విద్యలన్నీ సంపూర్ణంగా అభ్యసించావు అని నేను అన్నమాట నిజమే. ఈ నావాక్యమునకు అర్థమేమి? నాకు తెలిసినంత విద్యను నీకు చెప్పానని, నీవు చక్కగా నేర్చుకున్నావని నా ఉద్దేశ్యము. అంతేగాని ప్రపంచములోని అన్ని విద్యలన్నీ నాకు తెలుసునని, నీవు నేర్చావని ఎట్లా అర్థం చేసుకుంటావు? నీవద్ద నాకు తెలిసిన విద్య దాచిపెట్టడానికి నాకేమీ అవసరం? ప్రియపుత్రుడవైన నీకన్నా నాకెవరు అధికులై ఉన్నారు? ఆ రాజు అడిగిన ప్రశ్నలకు నాకు కూడా సమాధానము తెలియదు సుమా. అయినా మనకన్నా అధికంగా వేదవిద్యాత్మవిద్య మొదలైనవి తెలిసినవారు తారసబడినప్పుడు వారివద్ద శిష్యభావముతో సమాచారము గ్రహించాలి. అంతేగాని నాకు అన్నీ తెలిసిపోయాయి అని భావించటము తప్పు. అనువుకాని చోట అధికులము అనకూడదు. మనకన్నా అధికంగా విద్య తెలిసినవారు తారసబడినప్పుడు అణకువ, హంబల్నేస్ చూపి నేర్చుకోవలసినది నేర్చుకోవాలి. అది మానేసి ఆయన రాజన్య బంధువు అయోగ్యుడు, సామాన్యుడు, నాకన్నా ఆయనకు ఎట్లా తెలిసింది అని దూషిస్తారా? తప్పు కాదు. మనకన్నా ఉన్నత విద్య తెలిసినవారు ఎంతమంది ఉండరు? సరే, అయినదేమో అయినది. ఇప్పుడు మనిద్దరము ఆ పాంచాలదేశ మహారాజు ప్రవాహణుని వద్దకు వెళ్దాము. అయ్యా, మీ ప్రశ్నలకు సమాధానం మాకు తెలియదు, గురురూపులై మీరే మాకు బోధించండి అని అభ్యర్థిద్దాము. ఆయన వద్ద బ్రహ్మచర్యమును ఆచరిస్తూ అక్కడే ఉండి మనకు తెలియని సమాధానాలు నేర్చుకుందాము. పద, మరల ప్రయాణానికి సిద్ధపడు. ప్రేహితు తత్ర ప్రతీత్య బ్రహ్మచర్యం వత్స్యావ ఇతి. 8:1 శ్వేతకేతువు తండ్రి, మీరు చెప్పినదంతా ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. అయితే భవానేవ గచ్ఛత్వ, నేను ఇప్పుడు వారి ముఖమును మరల చూడటానికి ఉత్సాహం పొందలేకపోవచ్చున్నాను. దయచేసి మీరు వెళ్ళిరండి. అప్పుడు గౌతమగోత్రీకుడగు ఆరుని ఒక్కడే అప్పటికప్పుడే జీవలుని కుమారుడగు ప్రవాహనుని చూడటానికి బయలుదేరారు. రాజసభకు వేంచేసిన ఆరుని ముని చూచి గౌతమగోత్ర మునీశ్వర, సుస్వాగతము అని పలుకుచూ ప్రవాహనుడు తమ సేవకుల ద్వారా సపర్యలు సమర్పించి ఉచితాసనము చూపారు. పాదములకు నమస్కారములు సమర్పించి, ఓ గౌతమ, పూజ్యులకు మీకు వరము రూపంగా గోవులు, గుగములు, ధనము మొదలైనవి సమర్పించుచున్నాను, స్వీకరించండి అని వినమ్రుడే పలికారు. ఆరుణి మహారాజా, మీకు శుభమగుగాక. మీ ప్రజలకు సుఖశాంతి, ఐశ్వర్యములు, సమృద్ధి లాభించునుగాక. మీ ఆధ్వర్యములో జరుగుచున్న ఈ పండిత సభ శోభిల్లునుగాక. మీ సాదర మర్యాదలకు సంతోషిస్తూ కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నేను ఒక వరము అడగటానికి మిమ్ములను దర్శించవచ్చాను. మీరు వరము ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇంకా సంతోషము, మీరు నా కుమారుడగు శ్వేతకేతువును 5 ప్రశ్నలు అడిగియున్నారు. ఆ 5 ప్రశ్నలకు మీ సమాధానమేమిటో అదియే వరముగా మిమ్ములను శిష్యుడనే కోరుకుంటున్నాను. దయచేసి ఆ 5 ప్రశ్నలకు సమాధానము బోధించండి. ప్రవాహనుడు, హే గౌతమ, ఆ ప్రశ్నలకు సమాధానము అనునది దైవేషు వై తద్వరేషు, దేవతలకు చెందిన వరము కదా. అందుచేత మానుషాణాం బ్రూహీతి, మనుష్యులు కోరతగిన మరమేమైనా ధనము, పశువులు, గుగములు, యజ్ఞ పరికరములు, గ్రామములు, దాసీజనము మొదలైనవి దయచేసి కోరుకోండి. మీకు సంతోషముగా సమర్పించుకోగలను. అరుణీ రాజా, విజ్ఞాయతే, మీకు అంతా తెలుసు కదా. మేము మీ వద్ద ధనము, గోవులు, గుగములు, దాసీజనము ఇవన్నీ ఇతహపూర్వం పొందియే ఉన్నాము. అవన్నీ మీ యొక్క దాన యశస్సు చేత మా ఆశ్రమంలో సమృద్ధిగా ఉన్నాయి. అందుచేత మానుషవరములతో నాకు పనిలేదు. నా వద్ద ఏది లేదో అది నేను కోరాలి. అది మీరు ఇవ్వాలి అనునదే మీరు ప్రతిజ్ఞ చేసి ఇచ్చిన వరము కదా. ప్రతిజ్ఞను కాపాడుకోవాలనే విషయం మీకు తెలుసు. ఇక్కడికి వేంచేస్తున్న వారందరి విషయంలో అపరిమితమగుదాతలుగా ప్రసిద్ధికెక్కి మీరు మా ఒక్కరి విషయంలో మాత్రమే కదర్యుడు ఉండి మాట ఇచ్చి ఇవ్వనివాడు అవరు కదా. ప్రవాహనరాజు, సరే, మీరు మునుముందుగా శాస్త్రోక్తమైన విధానముగా శిష్యభావముతో విద్యను పొందటానికే సంకల్పించెదరుగాక. ఆరుణి, ఓ ప్రవాహన మహారాజా, శిష్యభావముతో మిమ్ములను గురువుగా భావించి ఉపసదనము, శిష్యుడుగా గురువును అభ్యర్థించటము చేయుచున్నాను. శిష్టాచారము ప్రకారము బ్రాహ్మణులు విద్యను కోరుకొని క్షత్రియ, వైశ్య, శూద్రులను సమీపించినప్పుడు వాక్కు ద్వారానే శిష్యత్వమును ప్రకటించి విద్య నేర్పమని కోరుకోవటం శాస్త్రీయము. అదే రీతిగా మీకు పాదాభివందనము, సేవ, పాద సంవాహనము మొదలైన వాటితో ఉపసదనము చేయటము లేదు. వాక్కుతోనే ఉపసదనము, శిష్యత్వ స్వీకారము చేయుచున్నాను. కనుక నన్ను అర్హుడగు శిష్యునిగా పరిగణించి మీ 5 ప్రశ్నలకు సమాధానము మీరు బోధించవలసినదిగా వేడుకొంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రవాహన మహారాజు, ఓ గౌతమ, ఇటువంటి సందర్భాలలో సందేహ నివృత్తి కొరకు, ఆధ్యాత్మవాక్య నిరూపణ కొరకై మీ తాతలు, మా తాతలను సమీపించినప్పుడు మీరు మీ శిష్యత్వము ప్రకటించి అప్పుడు సందేహ నివృత్తికై ప్రశ్నలు అడగండి అనే గురుశిష్య సంబంధమైన ఒకనొక సంకల్పమును ప్రతిజ్ఞగా పలకటం ఆచారం కాబట్టి నేను ముందుగా శిష్యభావముతో సంకల్పించండి, అప్పుడిక చెప్పుతాను అని పలికాను. అంతేగాని తపోజ్ఞానయోగవేదాధ్యయనములకు సంబంధించి అనేక విషయాలలో మీరు నాకంటే సమున్నతులని నాకు తెలుసు. అందుచేత మీ శిష్యత్వము సంకల్పించి ప్రకటించటం మీరు అడిగిన విషయాన్ని చెప్పటానికి కావలసిన ఆచార విధిని మీరు పూర్తి చేసినట్లే. అట్టి ఆచార విధిని మిమ్ములను కోరినందుకు అన్యథా భావించుకుండెదరుగాక. కైండ్లీ డోంట్ థింక్ అదర్వైజ్. మా తాతల పట్ల మీ తాతలు ఏ విధంగా అపరాధము అని భావించలేదో, అట్లాగే శిష్యత్వము అనో ఆచారము ప్రకటించమన్నందుకు మీరు అపరాధముగా భావించుకుండెదరుగాక. మీరు కూడా వారివలనే నన్ను, నా రాజ్యమును, నా ప్రజలను ఆశీర్వదించుచుండెదరుగాక. పంచాగ్ని విద్య ప్రవాహన మహారాజు, ఇప్పుడు రాజపరంపరగా వస్తున్న పంచాగ్ని విద్య చెప్పవలసినదిగా మీరు కోరుచున్నారు. ఆ ఐదు ప్రశ్నలు, వాటి సమాధానాలు పంచాగ్ని విద్యగా రాజవంశములలో ప్రసిద్ధమై ఉన్నాయి. ఈ విద్య క్షత్రియుల పరంపర ద్వారానే లోకమున ప్రవర్తిల్లుతూ వస్తోందని చెప్పబడుతోంది. ఏ బ్రాహ్మణనియందు కూడా ఈ విద్య ఇప్పటివరకు వెల్లివిరేయలేదని మా పెద్దలు ఆర్యులగు క్షత్రియులు అంటూ ఉండేవారు. ఇదంతా మీకు విదితమే. అందుకే ఇది దేవతలకు చెందిన వరము కదా. మానవులకు సంబంధించిన ఏదైనా వరము కోరుకోండి అని మిమ్ములను ఇంతకుముందు కోరటం జరిగింది. ఇది అట్లా ఉండగా తపోసంపన్నులు, వేదవేత్తలు, జ్ఞానయోగులు అగు మీ వంటి మహనీయులు అడిగితే ఇవ్వరానిదేదీ లేదు అని కూడా మా పితృదేవులు జీవలుడు, మా తాతలు కూడా మమ్ములను వంశాచారంగా ఆజ్ఞాపించి ఉన్నారు. ఈరోజు ఈ పంచాగ్ని విద్యకోసం వాక్కుతో శిష్యత్వము ప్రకటించి అడుగుచున్నారు. అందుచేత ఈ విద్య రాజవంశములోనే ఉండాలి అనున్నది నియమముగా కలిగి ఉండటం సాధ్యం కాదని నేను తలచుచున్నాను. విద్యలన్నీ లోకము కోసమే కదా. నేను శిష్యుడను, శిష్యస్తేహం అని మీ వంటి మహనీయులు పలికిన తరువాత మా నాన్నగారుగాని, తాతలుగాని, నేనుగాని చెప్పకుండా ఎట్లా ఉండగలము? స్వామీ, ఇక చెప్పుచున్నాను. ఓ గౌతమ, వినండి. ఇన్నవ సంఖ్య గల ఆహుతి హోమము చేయబడగా ఉదకము పురుషుని రూపము సంతరించుకొని పురుష వాక్కును పలుకుతోంది అన్నటువంటి నా నాలుగవ ప్రశ్నకు మునుముందుగా సమాధానం చెప్పుకుందాము. అసౌవై లోకో అగ్నేహ చతుర్థ ప్రశ్నని పాతమ్యేన నిరీణయతే. ఎందుకంటే మొదటి మూడు ప్రశ్నల సమాధానము నాలుగవ ప్రశ్న యొక్క సమాధానముపై ఆధారపడి ఉండటం చేత నాలుగవ ప్రశ్నకు సమాధానము ఒకటి. ప్రథమాగ్ని నిద్యులోకాగ్ని శ్రద్ధ అను హోమద్రవ్యము సోమో రాజా ఉదయం ప్రజాపతి యొక్క లీలాక్రీడ వినోదంగా బయల్వెడలిన సృష్టి అనే సంకల్పము సిద్ధించటానికై మొట్టమొదట ఆయన దివ్యశక్తి తత్వులగు శబ్ద స్పర్శ రూపరసగంధ అధిష్టాన దేవతలను సంకల్పించారు. అట్టి ఆ అధిష్టాన దేవతలు ఇంద్రుడు, వరుణుడు, వాయువు, యముడు మొదలైనవారు. వారు సృష్టి కొరకై పంచాగ్ని హోత్ర కార్యక్రమమును ప్రారంభించారు. అందులో ద్యులోకాగ్ని హోత్ర కార్యము దేవతాలోకము సిద్ధించుటకై గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ద్యులోకమీ ప్రథమ అగ్ని హోత్ర కార్యము నందు అగ్ని. ఆ ద్యులోకాగ్నికి ఇంధనము కట్టే ప్రజ్వలన స్వరూపుడగు ఆదిత్యుడు సూర్యాగ్ని. ఆ ఆదిత్యుని సూర్య కిరణములే పొగ. ఆ ద్యులోకాగ్ని యొక్క జ్వాలయే పగలు డెలాయ్. తూర్పు పడమర, ఉత్తరము దక్షిణము అను నలుదిక్కులు బొగ్గులు. ఈశాన్యమాగ్నేయమునేరుతివాయువ్యము. ఈ నాలుగు అవాంతర దిక్కులు మీనుగురులు అగ్ని విస్ఫులింగములు. అట్టి ఈ విధమైన ఆరు గుణములతో విశేషములతో కూడిన ద్యులోకము అనే అగ్నిలో ఇంద్రుడు, వరుణుడు, వాయువు మొదలైన దేవతలు కర్తలే. శ్రద్ధ అను దానిని హోమద్రవ్యముగా భావన చేసి సమర్పిస్తున్నారు. అట్టి ఆహుతి నుండి సోమరాజు, చంద్రుడు ఉదయించుచున్నారు. చంద్రుని సంజ్ఞా రూపమగు మనస్సు ఉదయిస్తోంది. చంద్రుడు పితృదేవతలకు, బ్రాహ్మణులకు శరీర ప్రజ్ఞల నిర్మాణమునకు, బోడీ ఫార్మేషన్ అండ్ నాలెడ్జ్ ఫార్మేషన్ ఇంటెల్లెక్ట్కు ప్రభువు. ఆహవని, యాగ్ని, సమిధ, పొగ, బొగ్గు, మిణుగురులు, హోమద్రవ్యము అను ఈ ఆరు కూడా ఆహుతికి సాధనలు. శారీరకంగా యజమాని దేహమునందలి వాక్కు, చూపు, స్పర్శ, రుచివాసనలు, పంచేంద్రియ శక్తులు, ఇవి దేవతలు. అగ్నిహోత్ర కర్మ యొక్క హోతలు. స్తోత్రములు ఋత్విక్కులు. ఇవియే అధిదైవతంగా భౌతిక దేహంలోని ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలు దేహ ప్రవర్తనము అనే విశ్వయజ్ఞమును ఎల్లప్పుడూ నిర్వర్తిస్తూ ఉన్నారు. రెండు, ద్వితీయాగ్ని, పర్జన్యాగ్ని. పర్జన్యుడే మేఘములే అగ్ని. పర్జన్యుడు అనగా సాధన రూపమగు మేఘముతో తాదాత్మ్యము చెందియున్న దేవతా దివ్యప్రజ్ఞా రూపము. ఆ పర్జన్యాగ్నికి సంవత్సరము ఏకట్టే ఇంధనము. ఎందుకంటే సంవత్సరము శరతృతువులో ప్రారంభమయ్యి శిశిర ఋతువుతో అంతమయ్యే తన ఋతు అవయవములతో చక్రము వలె తిరుగాడుచున్నది కాబట్టి మేఘ శకలము పొగ మెరిపే జ్వాల పిడిదే బొగ్గులు కఠోరమైన పిడుగులు మెరుపు తరువాత ప్రకటనమగుచున్నాయి. గర్జన శబ్దములు మినుగురులు. ఈ గర్జన శబ్దములు దిక్కులన్నిటిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ విధంగా అగ్ని, ఇంధనము, జ్వాల, ధూమము, అంగారము, బొగ్గు, ఎరుపు, మినుగురులు అనే ఆరు పదార్థములు పదార్థ షట్కము గల పర్జన్యాగ్ని యందు దేవతలు చంద్రుని, సోమరాజును హోమము చేయుచున్నారు. చంద్రుడు దేవతలకు, బ్రాహ్మణులకు రాజు, మనోరూపుడు, ఔషధి, వనస్పతి ప్రసాదకుడు. అప్పుడు వృష్టి లేక వర్షము యజ్ఞఫలముగా రూపము పొందుతోంది. మూడు, తృతీయాగ్ని, లోకాగ్ని. ఇక మూడవ అగ్ని, ఒకటి, సముద్రములో నదులు, పర్వతములు, జీవులు, వృక్షములు మొదలైన వివిధ పదార్థములతో కూడిన ఈ లోకమే మూడవ అగ్ని. జన్మకర్మకర్మ ఫలాలకు ఆలవాలము ఈ లోకమే. అవలోకమునకు సవిషయమంతా లోకాగ్నియే. రెండు, అట్టి లోకాగ్నికి ఈ భూమి, ఇంధనము, ఈ పృథివితో లోకము సమృద్ధముగా అగుచున్నది. మూడు, ఈ భూమిపై గల అగ్ని, ధూమము, పొగవలనే అగ్ని కూడా ఈ భూమినంతటిని ఆశ్రయించి ఉన్నది. అగ్నిరూపంగా భూమిపై ప్రదర్శితము అయి ఉన్నది. నాలుగు, రాత్రియే జ్వాల. పృథివీ అనే సమిధలో కలిటచేతనే రాత్రి ఏర్పడుతోంది. పృథివీ యొక్క నీడే రాత్రి అయి ఉన్నది. ఐదు, చంద్రుడు, బొగ్గు. జ్వాల నుండి బొగ్గు ఉత్పన్నముగుచున్నట్లు రాత్రియందు చంద్రుడు ఉదయిస్తున్నారు. ఆరు, నక్షత్రము, మినుగురులు. ఆకాశంలో నక్షత్రాలు మిళుప్మంటున్నాయి. లోకాగ్ని యొక్క మినుగురులు ఆరు అగ్నికణములుగా చెప్పబడుచున్నాయి. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా వృష్టిం జుహ్వతి తస్య ఆహుత్య అన్నం సంభవతి. ఎనిమిది, ఒకటి, పదకొండు. ఆ ఈ లోకాగ్ని యందు దేవతలు రెండవ అగ్ని కార్యఫలము అయినట్టి వృష్టిని, వర్షమును హోమము చేయుచున్నారు. అట్టి లోకాగ్నియందు జరుగు వర్షహోమముచే అన్నము ఉదయించుచున్నది. అన్నము, అన్నము ఆహారము, పరిపోషకము, నోటికి అన్నము వాక్కు, పలుకులు, కళ్లకు అన్నము దృశ్యము, కనబడినవి, చెవులకు అన్నము శబ్దము, వినబడినవి, భౌతిక దేహమునకు అన్నము ఆహార పదార్థములు బియ్యము, గోధుమలు మొదలైన ధాన్యములు, పప్పులు, పళ్ళు, చెట్లు మొదలైనవి, నవధాన్యములు, వడ్లు, ఉలవలు, పెసలు, మినుములు, నువ్వులు, గోధుమలు, అనిములు, కందులు, శనగలు, వర్షము నుండి ఆహార ధాన్యములు, బియ్యము, గోధుమలు మొదలైనవి, అపరములు, పెసలు, మినుగులు, కందులు మొదలైనవి, దినసులు, ధనియాలు, మియాలు, నువ్వులు మొదలైనవి, చెట్లు, లతలు, ఇవన్నీ ప్రవృద్ధముగుచున్నాయి. నాలుగు, చతుర్థాగ్ని, పురుషాగ్ని. జీవుడే, పురుషుడే నాలుగవ అగ్ని. కాళ్ళు, చేతులు, తల మొదలైనవి గల దేహమును ఉపయోగించువాడే పురుషుడు ద యూసర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. పురుషుని తెరిచిన నోరే సమిధ. మాట్లాడటం, వాదించటం, స్తోత్రం చేయటం ఇవన్నీ నోటితోనే నోరు తెరిచి పురుషుడు నిర్వర్తిస్తున్నాడు. శ్వాసయే పొగ. అగ్ని నుండి పొగ వెలువడినట్లుగా నోటి నుండి శ్వాస వెలువడుచున్నది. వాక్కు లేక శబ్దము అజ్వాల. వాక్కు జ్వాలవలె భావమును తెలియజేయినట్లు చేస్తోంది. జ్వాల వస్తువులను కనబడేట్లు చేస్తుంది. వాక్కు విషయమును తెలియజేస్తోంది. కన్నియే బొగ్గు. ఒకడు చెప్పదలుచుకున్నది చెప్పి ఆ తరువాత ఎదుటివాడివైపు సమాధానం ఏమిటో అని చూస్తాడు కదా. ఈ విధంగా వాక్కు ఉపశమించుటకు కళ్ళు చూడటానికి ఒకనొక సంబంధం ఉన్నది. అట్లాగే జ్వాల ఉపశమిస్తూ బొగ్గు ఏర్పడుతుంది. జ్వాల అనే వెలుగుకు బొగ్గు ఆశ్రయమైన తీరుగా, చూపుకు కన్ను ఆశ్రయము. చెవులు మిణుగురులు, అగ్నికి మిణుగురులు. రవ్వలు వల చెవులు ఈ పురుషునికి మిణుగులు. మిణుగురులు చెల్లాచెదురై ఉండునట్లు, రెండు చెవులు రెండు వైపులా విసిరివేసినట్లు ఉంటాయి. ఈ పోలికను అనుసరించి చెవులే మిణుగురులు. ఇంద్రియ దేవతలు, ఇంద్రుడువరుణుడువాయువు మొదలైనవారు ఈ పురుషుని దేహమునందు ఆహారమును హోమము చేయుచున్నారు. అట్టి ఆహారము భక్షించుట వలన జీవుల దేహములలో రేతస్సు జనిస్తోంది. రేతస్సు అన్నము యొక్క ఒకనొక రసరూపమే. రేతస్సు నుండియే సంతానము రూపము పొందటం జరుగుతోంది. 5. పంచమాగ్ని స్త్రీ అగ్ని, యోష లేక స్త్రీయే 5వ అగ్ని. స్త్రీ హోమమునకు 5వ ఆధారము. స్త్రీ యొక్క ఉపస్థ జననేంద్రియము, సమిధ ఇంధనము. రోమములే పొగ. ఉపస్థేంద్రియ స్థానము నుండి సంతానము ఆవిర్భవించటము చేత అగ్ని మండి బయల్వెడలు పొగగా చెప్పబడింది. యోనియే జ్వాల, రంగుననుసరించి జ్వాలగా చెప్పబడుతోంది. యద్యంతః కరోతి తే అంగారా. సంభోగము మైథున వ్యాపారమే బొగ్గు. వీర్యమును చల్లార్చునది కాబట్టి సంభోగమునకు బొగ్గుతో పోలిక. అభినందనలు, సంభోగము వలన కలుగుచున్న సుఖానుభవములు మిణుగురులు. మిణుగురుల వలనే అవి కూడా క్షణికములు. దేవతలు స్త్రీ యోనియందు పురుష రేతస్సును హోమము చేయుచున్నారు. అట్టి ఆహుతి నుండి సంతానము పురుషులు స్త్రీలు జనించుచున్నారు. ఈ విధంగా ద్విలోకాగ్ని, పర్జన్యాగ్ని, ఇహలోకాగ్ని, పురుషాగ్ని, స్త్రీ అగ్ని ఈ 5 అగ్నులయందు హోమము చేయబడుచున్న జలములు ఒకదానికంటే మరి ఒకటి స్థూలభావము పొందుచున్నాయి. క్రమంగా శ్రద్ధ, సోముడు, వెన్నెల, వర్షము, ఆహారము, రేతస్సు అనే రూపములు పొందుచున్నాయి. శ్రద్ధ అనబడే దాని నుండే, దేవతల శ్రద్ధ నుండి, పంచ అగ్నిహోమముల తరువాత రేతస్సు, శుక్ల శోణిత ద్రవ్యముల నుండి ఈ జీవుని కొరకే దేహము, భౌతిక శరీరము ఉద్భవము అగుచున్నది. ఓ గౌతమ, ఇప్పుడు 4వ ప్రశ్నేగు, ఎన్నవ ఆహుతి హోమము దేవతలచే చేయబడగా జలములు పురుష రూపము ధరించి వాక్కును కలిగి ఉంటున్నాయి అనే ప్రశ్నకు సమాధానము వినండి. స్త్రీ అనే 5వ అగ్నియందు రేతస్సు ఆహుతి చేయబడగా, అనగా రేతస్సు అనే జలము దేవతలచే హోమము చేయబడగా, రేతో జలము నుండి వాక్కుతో కూడిన పురుషుడు, పురుషకారము గల జీవుడు ఆవిర్భవిస్తున్నాడు అననది సమాధానమయ్యున్నది. ఈ విధంగా పురుషకారక్రమంగా జన్మించి ఈ పురుషుడు జీవించటమును అభిమానముగా గల జీవుడు జీవితము అననది పొందుచున్నాడు. ఆకాశము నుండి వర్షము ద్వారా లోకములో ఆహారము, అన్నము రూపముగా ప్రవేశించిన జలము 4వ స్థానమగు పురుషునిలో రేతస్సు అయి స్త్రీ యొక్క యోనిలో ప్రవేశించి దేహము అనే ఆకారము పొంది సొంత వాక్కు, సొంత అభిప్రాయములు, సొంత బుద్ధి ఇవన్నీ పొంది ఈ పురుషుడు జీవుడు జీవితము అనే నాటక రంగములోనికి ప్రవేశము చేయుచున్నాడు. ఏ దేవతలు సృష్టి కొరకై శ్రద్ధావంతులై ఆహుతులు, ద్విలోకాగ్ని, పర్జన్యాగ్ని, లోకాగ్ని, పురుషాగ్ని, యోషాగ్ని అనబడు పంచాగ్నులకు తమ తమ అంశలను సమర్పిస్తున్నారో ఆ దేవతాంశలే దేహము నందు శబ్ద, స్పర్శ, రూప ఈ రసగంధముల రూపములగుచున్నాయి. ఆ దేవతాంశలే ఇంద్రియ విషయములుగా కూడా, జగద్దృశ్యముగా కూడా రూపము పొందినవగుచున్నాయి. తస్య ఆహుత్యై పురుషః సంభవతి. స జీవతి యావత జీవతి అథయదాం మ్రియతే. 5వ జలము స్త్రీ యోనిలోకి ప్రవేశించిన రేతస్సు పురుషకారము ధరించగా దేహము దేహీ సమన్వయమై జీవుడు అనబడుచు దేహముతో కూడుకొని జీవప్రజ్ఞ ఈ పాంచభౌతిక లోకంలో ప్రవేశించి జీవితమును గడుపుచున్నది. ఆ తరువాత కాలానుగతంగా నాటకములో పాత్రధారుడు రంగముపై నటించు తీరుగా జీవుడు వాక్కు, చూపు, స్పర్శ, రుచి, వాసన మొదలైన దేవతాంశములను ఉపయోగించి కర్మలయందు, కార్యక్రమములందు ప్రవేశించి అనేక పనులు చేయటము, అనేక అనుభూతులను, అనుభవములను పొందటము ఆరంభిస్తున్నాడు. ఆత్మాంస అగు ఈ జీవుడు ఎంతవరకైతే ఈ శరీరము ఉండటానికి కర్మలు ఉండి ఉన్నాయో అంతవరకు జీవాభిలాషి అయి జీవిస్తూ ఉన్నాడు. ఆ దేహముతో జాగ్రత్త దశను, స్వప్నదశను, సుషుప్త దశను అనుభవించున్నాడు. యావత్ జీవత్యథ యదా మ్రియతే కాలగతియందు ఐదవ జలహోమాగ్ని రూపముగా జనించిన, రూపము పొందిన పంచతన్మాత్రల శబ్దస్పర్శరూప అరస గంధముల దేవతాంశ భౌతికాంశల సమన్వయము అగు ఈ భౌతిక దేహము మరల కాలగతిచే కర్మలను అనుసరించి మరణము పొందుతోంది. ఈ విధంగా శరీర నిర్మాణము, శరీర క్షయము విశ్వయజ్ఞములో అంతర్భాగమై సాగుతోంది. మరణానంతరము మొదటి ప్రశ్నకు సమాధానము, ముఖ్య ప్రాణదేవత తన యొక్క దేవతాంశలకు శబ్దస్పర్శ రూపరస గంధములను భౌతిక దేహము నుండి విరమింపజేయబడినప్పుడు ఈ దేహము నిస్తేజము, ప్రాణశక్తి స్పందనరహితము అగుచున్నది. శరీరము ఒక మాంసపు ముద్దవలే నిర్జీవమగుచున్నది. అప్పుడు బంధువులు, మనవాడు మరణించినాడు రా అని గమనించుచున్నారు. అప్పుడు బంధువులు, ఋత్విక్కులు మరణ సంస్కారములను మంత్రయుక్తంగా పలుకుతూ చైతన్య స్పందన లేని ఆ మాంసపు ఓ బొమ్మికల గూడు వంటి భౌతిక దేహమును అగ్నికి ఆహుతి చేయటానికే శ్మశానముకు చేర్చుచున్నారు, అగ్నియందు సమర్పిస్తున్నారు. అప్పుడు దేహములోని అగ్ని విశ్వములోని అగ్నితో ఏకమగుచున్నది. ఏ కట్టెలతో భౌతిక దేహమును కాల్చుచున్నారో అదియే ఇంధనము, అగ్ని యొక్క ఇంధన తత్వములో కలియుచున్నది. దేహమును దహించుటకై కట్టెలు కాలుచుండగా వచ్చునది పొగ విశ్వములోని పొగతో ప్రవేశిస్తోంది. అగ్ని యొక్క శిఖలు అగ్నిలో కలియుచున్నది. అగ్ని నుండి బయల్వెడలు, విశ్వలింగములు అగ్నితో కలియుచున్నాయి. ఏ దేవతలు పంచాగ్నులలో హోమము చేయుచుండగా ఐదవ జలాగ్నిచే ఈ భౌతిక దేహము వాక్కు అనుభవజుడు ఒకచోటికి వచ్చి జీవుడుగా రూపము దిద్దుకున్నాయో ఆ దేవతలే, దివ్యతత్వ ప్రజ్ఞలే ఇప్పుడు ఈ పురుషుని అగ్నియందు హోమము చేయుచున్నారు. తస్మిన్ అగ్ని దేవాహ ఏతో పురుషం జువ్వతి. మరణము తరువాత వైదిక కర్మలు అట్టి దేహాగ్ని హోమముచే అంత్యేష్టి వరకు అతడు పొందిన దేహదశలు, కల్పితానుభవములు, కర్మ విశేషముల నుండి పరిశుద్ధుడే, వైదిక కర్మలచే సంస్కరించబడినవాడే ఆ జీవుడు తేజోవంతముగా ప్రకాశించుచున్నాడు. వేడినీళ్లతో స్నానము చేసిన బాలుడు ఏ విధంగా దుమ్ము, ధూళి తొలగగా అంతకుముందు కంటే అధికముగా ప్రకాశించుచున్నాడో అదేవిధంగా వేదోక్త మంత్ర తంత్రములచే పరిశుద్ధము పొందిన ఆ జీవుడు జీవించి ఉన్నప్పటి స్థితి కంటే ఎంతో అధికముగా ప్రకాశించుచున్నవాడుగుచున్నాడు. మిక్కిలిగా పరిశుద్ధుడై ఆవిర్భవిస్తున్నాడు. ఐదవ ప్రశ్నకు సమాధానము గతులు, మరణించిన తరువాత ఈ జీవుడు ఎటు వెళ్ళుచున్నాడు? రెండు మార్గములు ఉన్నాయి. ఒకటి ఉత్తర మార్గము, శుక్లగతి మార్గము, నిష్కామ సశాస్త్రీయ కర్మ ఉపాసనల ఫలితముగా లభించే మార్గము. రెండు దక్షిణ మార్గము, కృష్ణగతి సకామ సశాస్త్రీయ కర్మ ఉపాసనల ఫలితముగా లభించే మార్గము. ఒకటి ఉత్తర మార్గము, శుక్లగతి శాశ్వత బ్రహ్మలోక నివాసము పునరావృత్తి రాహిత్యము. నిష్కామ శాస్త్రీయ కర్మిష్ఠులు ఈ పంచాగ్ని విద్యను ద్విలోకాగ్ని, పర్జన్యాగ్ని, లోకాగ్ని, పురుషాగ్ని, యోషాగ్నిలను వంటి రహస్యమును తెలుసుకున్నవాడు ఏ ఆశ్రమవాసుడైనా కూడా, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి ఎవ్వరైనా కావచ్చు, అరణ్యే శ్రద్ధాం సత్యం ఉపాసతే ఇవారు నిష్కామమగు శుక్లగతి అనే ఉత్తరోత్తర మార్గమును ఆశ్రయిస్తున్నారు. ఈ దృశ్యములో తాదాత్మ్యము పొందకుండా దూరంగా, హాండ్ ఇన్ ద వర్ల్డ్ వైల్ హెడ్ ఇన్ ద ఫోరెస్ట్, మానసికంగా అరణ్యంలో ఉండి పరమ సత్యమగు ఆత్మను సర్వే సర్వత్రా ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో వారి తదనంతరగతి ఉత్తరగతి అగుచున్నది. అనగా నా ఈ దేహము ఈ మార్గముగా పంచాగ్నుల హోమము ద్వారా నా పితృదేవుని తండ్రి దేహము నుండి రేతస్సు రూపమున నా మాతృ దేవత అమ్మ యోనిలో ప్రవేశించి దేవతల హోమద్రవ్యముగా హోమము చేయబడి ఈ భౌతిక రూపము దాల్చి తిరిగి దేవతలచే అగ్నికి ఆహుతి చేయబడుచున్నది అని ఎరుగుటమే సత్యము అగు సర్వమునకు వేరైనది అగు ఆత్మను ఉపాసించుటము. ఇదియే పంచాగ్నిహోత్రోపాసన. పంచాగ్ని విద్యను ఎరిగినవాడు నా ఈ దేహము దేవతలచే హోమము చేయబడి ద్విలోకాగ్ని, వర్షాగ్న, లోకాగ్ని, పురుషాగ్ని, స్త్రీగ్ని, లలో దేవతలచే హోమము చేయబడి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఇత్యాది జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ దేవతాంశలను పొంది చివరికి దేవతలచే అగ్నికి హోమము చేయబడుచున్నది అని గమనిస్తున్నాడు. సత్యముగు ఆత్మను ఉపాసించుటకే జీవితము అను అవకాశమును సద్వినియోగపరచుకొనుచున్నాడు. నా స్వరూపము అగ్నియే, తేజస్సే అని గ్రహించి ఉంటున్నాడు. ఈ పంచాగ్ని విద్య తెలిసినవారు లేక యజ్ఞదాన, తపోసాత్విక గుణభక్తి, వైరాగ్య ఇత్యాది శాస్త్రములు గురువులు చూపు మార్గములో జీవితమును ఉపాసనగా తీర్చిదిద్దుకొనువారు భౌతిక భోగములను దూరంగా ఉంచి ఈ భౌతిక దేహమును బాహ్యవస్తువుగా భావించి మనస్సుచే త్యజించి అర్చిత అను మార్గములో ప్రవేశిస్తున్నారు. అట్టివారు జ్యోతిరాభిమాన దేవతను పొందుచున్నారు. ఇది ఉత్తమ రూపమార్గముగు దేవతామార్గము. వారు జ్యోతి అభిమాన దేవతను చేరి జ్యోతి స్వరూపులగుచున్నారు. అట్టి అచ్చిర్ దేవతస్థానము నుండి అహరాభిమాన దేవత పగలు వెలుగు అభిమానించు దేవత లేక వెలుగు రూపము పొందుచున్నారు. ఆహర్ అభిమాన దేవతాస్థానము నుండి క్రమముగా శుక్లపక్షాభిమాన దేవతను చేర్చున్నారు. వెలుగు వృద్ధి పొందు శుక్లచంద్రకళలు సంజ్ఞారూపము. శుక్లపక్షాభిమాన దేవతచే ఆ ఉపాసకుడు తీసుకొనిపోబడి ఉత్తరాయణమునకు చెందిన ఉత్తర షణ్మాషాభిమాన దేవత వద్దకు చేర్చబడుచున్నాడు. ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరాభిముఖుడై ప్రయాణించు సంజ్ఞ. ఆరుగురు ఆరు నెలల ఉత్తరాయణ దేవతలు ఏకమై ఆ ఉపాసకుని స్వీకరిస్తున్నారు. ఉత్తరాభిమాన దేవతలు ఆ ఉత్తమ నిష్కామోపాసకుని దేవలోకాభిమాన దేవత వద్దకు చేర్చుచున్నారు. దేవలోకము నుండి వారు ఆదిత్యుని ఆదిత్యాభిమాన దేవతను పొందుచున్నారు. అక్కడి నుండి బ్రహ్మలోకవాసిగు బ్రహ్మవేత్తలచే విద్యుత్ మహత్తేజస్సు ద్వారా బ్రహ్మలోకమునకు తీసుకుని పోబడుచున్నారు. ఆ పురుషుడు బ్రహ్మమానస పుత్రుడు అగుచున్నాడు. అట్టివారు బ్రహ్మలోకములలో ప్రకాశించుచూ అనేక ఉజ్వల సంవత్సరములు కల్పముల కాలము బ్రహ్మ యొక్క అనేక కల్పములు నివసించుచున్నారు. అట్టివారు తిరిగి జన్మలకు వచ్చిచుండటము లేదు. అనగా వారిని పునరావృత్తి దోషము స్పృశించదు. ఇహమునందు ప్రవేశించక పరమునందే స్థానము కలిగినవారే ప్రకాశించుచున్నారు. తమను తాము జన్మర్హితముగాను జన్మలకు అతీతముగాను వీక్షిస్తూ ఆత్మానందులై జన్మ కర్మ వ్యవహారములు లీలగా క్రీడగా సందర్భమాత్ర పరిమితమైనవిగా ఆస్వాదిస్తున్నారు. రెండూ దక్షిణ మార్గము కృష్ణగతి పునరావృత్తి సకామ శాస్త్రీయ కర్మ ప్రవాహనుడు ఓ గౌతమ ఆరుణి మునీంద్ర. ఇక ఈ భూలోకము జయించి సుఖమయములగు స్వర్గలోకము జేరాలి అను యావృత్తితో దృశ్యములో ఏదో ఉత్తమ లోకము కోరి యజ్ఞదాన తపస్సు ధ్యానము మొదలైన వాటిని నిర్వర్తించువారి గురించి చెప్పుకుందాము. వీరు ఏదో లోక విశేష సంబంధమైనవి, ఇంద్రియ సుఖ సంబంధమైనవి కోరి అవన్నీ నిర్వర్తిస్తూ ఉంటే లేక పంచాగ్నులను భౌతిక విషయము ఆశయములతో ఉపాసించువారైతే అట్టివారు ఉత్క్రాంతిగతిని మాత్రమే సేవించుచున్నవారుగుచున్నారు. అంతేగాని పరమ సత్యమును సేవించుట లేదని గ్రహించండి. వీరు కేవల కర్మఠులు అని పిలువబడుచున్నారు. కర్మ సంబంధమైన కర్మ ప్రయోజనముల సంబంధమైన సాధనములచే వీరు స్వర్గ పితృలోకములను జయిస్తున్నారు, సముపార్జిస్తున్నారు. వీరిది ధూమమార్గము. కాంతి తేజోమయము కాదు. ఎందుకంటే ధూమ అభిమాన దేవతాస్థానములు వీరు చేర్బోవు స్థానములుగా ఆగుచున్నాయి. కృష్ణపక్షములో పాడ్యమి నుండి చంద్రుడు క్షీణించురీతిగా వీరి వైదిక యజ్ఞయాగ్నిహోత్రదాన తపోఫలధనములు కర్మఫలానుభావముచే క్షీణము పొందుతూ ఉంటాయి. ఆరు మాసముల దక్షిణాయన షణ్మాసముల అభిమాన దేవతలను పొందుచున్నారు. అక్కడి నుండి పితృలోకము, ఆ తరువాత చంద్రలోకము చేర్చున్నారు. చంద్రలోకములో సుఖానుభావానంతరము అన్నము, ఆహారము, భోగ్యము రూపముగా కొంతకాలము వర్ధిల్లుచున్నారు. చంద్రలోకము నందు దేవతలు ఆ అన్నరూపములైన వారిని లేక ఋత్విక్కులు ఆప్యాయస్వ అపక్షీయస్వ అని పలుకుచూ నింపుము ఖాళీ చేయుము, వచ్చువారు వచ్చెదరుగాక పోవువారు ఇక వెళ్ళండి అని చెప్పుచూ సోమరసము స్వీకరించినట్లుగా ఆ అన్నమును భక్షించుచున్నారు. ఆ జీవులు కర్మఫలాశీలై ధూమమార్గమును ఆశ్రయించటంచేత బ్రహ్మలోక మార్గము ఆశ్రయించక తమ కర్మఫలక్షయము అయిపోగానే తిరిగి ఆకాశమును పొందుచున్నారు. అట్టి సూక్ష్మాకాశ స్వరూపము నుండి వాయువును పొందుచున్నారు. వాయువు నుండి వర్షమును, వర్షము నుండి భూమిని చేర్చున్నారు. ఆ కర్మిష్ఠులు భూమిని చేరి మరల అన్నము రూపము అగుచున్నారు. మరల వారు దేవతలచే పురుషాగ్నిలో హవనము చేయబడి లోకములలోకి ప్రయాణిస్తూ యోషాగ్నిలో, స్త్రీగర్భములో తిరిగి ప్రవేశిస్తున్నారు. ఈ విధంగా కర్మఫలాశీలు కలిగి ఉండటం చేత మాటిమాటికీ జననమరణ రూపములలో తిరుగాడుచునే ఉంటున్నారు. 1. ఉత్తరగతిని ఆశ్రయించువారు బ్రాహ్మిస్థితికి, 2. దక్షిణగతిని ఆశ్రయించువారు పునః ఈ భౌతికలోకములకు వచ్చుచుండుటచే స్వర్గలోకము మరణించినవారిచే నిండిపోవటము లేదనున్నది 3వ ప్రశ్నకు సమాధానము. అదియే 5వ ప్రశ్న యొక్క వివరణ కూడా. అశాస్త్రీయ కర్మిష్ఠులు, ఆరుణిముని, హే గురవర్య, ప్రవాహణ మహారాజా, 1. నిష్కామ కర్మతో కూడిన జ్ఞానమార్గము ఆశ్రయించి యజ్ఞతపోదాన ధ్యాన ఇత్యాది కర్మలు నిర్వర్తించువారి పునరావృత్తి రహిత శుక్లగతి చే శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి గురించి, 2. సకామ కర్మమార్గము ఆశ్రయించి యజ్ఞతపో దానధ్యానాదులు నిర్వర్తించువారి పునరావృత్తి రూపకృష్ణగతిచే తిరిగి భౌతికలోకములో ప్రవేశించటము గురించి, 2 గతుల గురించి చెప్పారు. బాగానే ఉన్నది. ఇక ఉభయ ఆశయములు లేకుండా సాధనలు ఆశ్రయించక ఇంద్రియ విషయములను మాత్రమే ఆశ్రయించి జీవితములు గడుపుచున్న జీవుల గతులు ఏ విధంగా ఉంటున్నాయో అది కూడా వివరించండి. ప్రవాహణ మహారాజు, అవును, కొందరు జీవులు సాధన సంపత్తిని ఆశ్రయించక ఇంద్రియ విషయములందే ఆసక్తులై జీవిస్తున్నారు. వారు పూర్వజన్మలలో సముపార్జించుకున్న యజ్ఞదానతపో ఇత్యాది ఫలములను ఇక్కడ మానవ జన్మలో ఖర్చు చేసుకునుచున్నారేగాని తిరిగి పుణ్యఫలములను కూడబెట్టుకునే ఆశయములను ప్రదర్శించటమే లేదు. అందుకు ఫలితంగా అట్టి జీవులు క్రిమికీట పక్షిదోమ మొదలైన జన్మలలో ప్రవేశించుచున్నారు. పునః పునః పాంచభౌతికంగా పునరావృత్తులు అగుచున్నారు. అందుచేత వారి వలన స్వర్గలోకము నిండిపోవుచున్నదను మాట మొదలేలేదు. ఈ విధంగా మనము 1 నుండి 5వ ప్రశ్న వరకు సమాధానములను వివరించుకున్నాము. ఇతి బృహదారణికోపనిషత్ 8వ అధ్యాయము, 2వ బ్రాహ్మణము, కర్మ విపాక బ్రాహ్మణము సమాప్తము. 8.3 తృతీయ బ్రాహ్మణము, శ్రీమంత బ్రాహ్మణము, పయహపానవ్రతము, వేదవామయము పారమార్థికమగు సోహం మోక్షతత్వం పరాకాష్ఠ స్థానమును ఉత్తమాధికారులకు చూపుచున్నది. అట్లాగే మధ్యమాధికారులకు యజ్ఞయాగకృతదానవ్రతముల అభివర్ణనచే ఉత్తమలోక ప్రాప్తి కొరకే విధి విధానములను నిర్ణయిస్తోంది. అంతేకాకుండా లోక సంబంధమైన ప్రయోజనములు కోరువారికి కూడా వేదవామయము కొన్ని వ్రతములు, పుత్రకామేష్ఠి మొదలైన యాగములు కూడా అభివర్ణించి విధి ఈ విధానములతో సహా ప్రసాదించుచున్నది. ఈ శ్రీమంత బ్రాహ్మణమునందు మానుష విత్తము సముపార్జించుటకు ఉపాయమగు శ్రీమంతవ్రతమును విధి విధాన పూర్వకంగా వర్ణించి చెప్పబడుచున్నది. జ్ఞానికి అగ్నియజ్ఞము ఆత్మోపాసనగా కూడా అపకరించగలదు. ఉపాసన స్వాతంత్ర్యమైనది, ద్రవ్యాపేక్ష లేనట్టిది. ఏ ఆపేక్ష లేకుండానే ఉత్తమ ఫలములను తనకు తానే ప్రసాదించునది. కర్మ 1, దైవ విత్తము సగుణోపాసన, 2, మానుష విత్తము గోవులు, ధనము, పుత్రసంతానము ఇటువంటి సంపదలు ప్రసాదించునది. కర్మ కొరకై మానుష విత్తము అవసరమయ్యున్నది. అట్టి ద్రవ్యములను ప్రత్యవాయదోషము లేనట్టి, స్వభావమును దోషపూరితము చేయనట్టి ఉపాయములతో సముపార్జించాలి. అట్టి విత్తము ప్రాప్తించు ఉపాయముగా శ్రీమంతము అనే ఒకానుక వ్రత విశేషము ఇక్కడ చెప్పబడుతోంది. సయః కామేత మహత్ ప్రాప్యాం ఇతి 8.3.1. వైదిక కర్మ యందు అధికారము కలిగి విత్తము కోరువాడు, మహదత్వము మొదలైనవి కోరువాడు అది సిద్ధించుటకై శ్రీమంత కర్మను ఆశ్రయించుగాక అని శృతులు చెప్పుకొస్తున్నాయి. శ్రీమంత వ్రతము మంతకర్మ, స్మార్తాగ్ని సహిత కర్మ, ఉచిత కాలము సూర్యుడు ఉత్తరగతిని పొందునట్టి ఉత్తరాయణ పుణ్యకాలము. శుక్లపక్షము శుక్లశుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఏదైనా పుణ్యతిథి నుండి లేక యజమానికి అనుకూలమైన తిథి. పురుషనామథేయ తిథి అయి ఉండటము శ్రేష్టము. హస్త మొదలైన నక్షత్రములు వ్రత నియమములు వ్రతము చేసే పుణ్యతిథికి 12 రోజులు ముందుగా ఆ 12 రోజులు ఉపసదస్సులు ఉపసద్యతి ఉపసత్రతి నియమములు ఆచరించాలి. ఉపసత్తులు జ్యోతిష్ఠోమయాగమునందు సుప్రసిద్ధము అయిన నిష్ఠనియమములు. 1. మొదటిరోజు ఆవు యొక్క ఒక స్థనము నుండి వచ్చే పాలు మాత్రమే స్వీకరించటము. 2. రెండవ రోజు ఆవు యొక్క 2 స్థనముల నుండి వచ్చే పాలు మాత్రమే తీసుకోవటము. 3. మూడవ రోజు 3 స్థనములు పాలు తీసుకోవటము. 4. నాలుగవ రోజు 4 స్థనముల పాలు తీసుకోవటము. 5. ఐదవ రోజు 3 స్థనములు పాలు తీసుకోవటము. 6. ఆరవ రోజు 2 స్థనముల పాలు తీసుకోవటము. ఈ విధంగా మరల తగ్గించుకుంటూ పాలు మాత్రమే తీసుకునే నియమమును ఉపసత్తులు ఉపసతవ్రత నియమములు అని అంటారు. వ్రతదీక్ష తరువాత 12వ రోజు సోమపాన పాత్ర మేడి కథతోగాని కంచుతోగాని తయారైన పాత్ర. సోమపాన పాత్రలో వేవలసిన ఔషధులు వరిబియ్యము గోధుమలు రాగులు కందులు పెసలు ఉలవలు అనుములు మినుగులు నువ్వులు ఇత్యాది దినుసులు మొదలైన దశధాన్యములు 10 కన్నా ఎక్కువగా కూడా గ్రామములో దొరికితే దొరికేవన్నీ తీసుకోవచ్చు. పెరుగులో తేనెలో వెన్నలో బాగుగా నానపెట్టాలి. ఇంకేమైనా పళ్ళు దినసులు సస్య విశేషములు ఆ ప్రాంతంలో లభించేవి కూడా ఇందులో కలిపి నానపెట్టవచ్చు. ఆ తరువాత ఒక పుల్లతో లేదా చిన్న కవ్వముతో బాగుగా కలియబెట్టి ఒక ముద్ద అయ్యే విధంగా చేయాలి. ముద్దగా చేయబడినదే మంథము మంథసగము మంథసము అని కూడా అంటారు. వేదిక చుట్టూ అంగకలాపము ప్రకారము ముగ్గును వేయాలి. యాగశాలలో అగ్ని గుండమునకు దగ్గర పై సర్వ ఔషధములతో మంథనము ఉంచిన పాత్రను దర్భలపై పాత్రతో సహా ఉంచాలి. మంథమును పాత్రలో అమర్చాలి. అగ్ని కార్యమును ప్రారంభించాలి. స్మార్తాగ్నిని త్రేతాగ్ని కాదు స్థాపించాలి. నేతో అగ్నికి ఈ మంథమునకు హోమము ప్రారంభించాలి. స్మార్తకర్మ కాబట్టి క్రియాకలాపమును స్థాలిపాక పద్ధతితోనే చేయాలి. అగ్ని దేవుని ఇట్లా ప్రార్థించాలి. యావంతో దేవాసత్వై జాతవేదః తిర్యంచోగ్నంతి పురుషస్య కామాన్ తేభ్యో అహం భాగధేయం జుహోమి తే మా తృప్తాః సర్వయః కామయః తర్పయంతు స్వాహ. ఓ అగ్నిదేవ, మీయందలి ఏ దేవతలు కావాలని ఉద్దేశ్యపూర్వకంగా మానవులు కోర్కెలకు విఘాతము కలిగిస్తూ ఉంటున్నారో వారి కొరకు నేను ఈ స్థాలి పాకాదికముగా నేని సంస్కరించి హోమము చేయుచున్నాను. ఆయా దేవతలంతా ఈ హుతము ఆజ్యము నెయ్యి నీ స్వీకరించెదురుగాక. తృప్తి చెంది నన్ను సకల కామ్యసిద్ధునిగా చేయటానికే నేను ఈ నేతిధారను ఆజ్యభాగమును మీ ద్వారా సమర్పించుకొనుచున్నాను. ఆయా దేవతలందరూ తృప్తిని పొందినవారే సానుకూల్యురై మా యొక్క సర్వ కోర్కెలు నెరవేరినట్లుగా చేసెదురుగాక. అగ్నిగుండములో స్రువము ఆజ్య ఆహుతి చేయటానికై మాని కొయ్యతో చేసిన గరిట వంటిది తో నేయిని ఆవునేయి శ్రేష్ఠము అగ్నికి సమర్పించి శేషించిన భాగమును మంథముపై సమర్పించుచు హోమము చేయుచున్నాము. అగ్నిదేవ అనుగ్రహించండి. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్న్యః ప్రచోదయాత్ తన్నో అగ్న్యాంతర్గత దేవత ప్రచోదయాత్ అని 3 సార్లు అగ్నికి శ్రువముతో కొయ్య గరిటతో ఆజ్యము వేసి శేషించిన దానిని మంథముపై వ్రేల్చాలి. పై రీతిగా శ్రువముతో గరిటతో ఆజ్యమును నేని అగ్నికి సమర్పిస్తూ హోమము చేస్తూ శేషించిన దానిని మంథముపై శ్రువముతో వేయుచు ఈ విధంగా అగ్ని విధిని కొనసాగించాలి. 2 ఆహుతులను అగ్నికి శ్రువములో మిగిలి ఉన్నదానిని ఒకసారి శ్రీమంథమునకు సమర్పించాలి. 1. ఓం జ్యేష్ఠాయ స్వాహ. ఇతి అగ్నో హుత్వా. జ్యేష్ఠుడవు శ్రేష్ఠుడవు అగు ఓ ప్రాణదేవ ప్రాణేశ్వర, ఈ ఘృతము ఆజ్యము ను స్వీకరించండి. 2 ఓం శ్రేష్ఠాయ స్వాహ. మంథేసం స్రవం అవనేతి. ఓ మంథమ, శ్రీత్వమును ఆహ్వానించి నీకు నమస్కరిస్తున్నాము. ఈ ఆజ్యశేషము స్వీకరించండి. 3 ప్రాణాయ స్వాహ ఇతి ఆజ్ఞోహుత్వ. వశిష్ఠగుణములు కలిగియున్న ప్రాణదేవత ప్రీతి కొరకు స్రువముతో ఈ నేతిని అగ్నికి 2 ఆహుతులుగా సమర్పిస్తున్నాము. వశిష్ఠాయే స్వాహ మంథేసం స్రవం అవనేతి. సమస్తమునందు వశిష్ఠము శ్రేష్ఠము అగు ప్రాణదేవతకు నమస్కరిస్తూ శేషించినది శ్రీమంథమునకు సమర్పిస్తున్నాము. 4 వాచే స్వాహ వాక్కు రూపమున ఉన్న ప్రాణదేవతకు ఈ ఘృతము నెయ్యి నీ 2 ఆహుతులుగా సమర్పిస్తున్నాము. వాగ్దేవతాయ నమః. శేషించిన నేయిని శ్రీమంథమునకు ఆహుతి చేస్తున్నాము. 5 చక్షసే స్వాహ చక్షువుల రూపమున చూపు రూపమున ఉన్న ప్రాణదేవత ప్రాణశక్తికి ఈ నేయి సమర్పిస్తున్నాము 2 ఆహుతులు. సంపదే స్వాహ చక్షుర్దేవతాయ నమః. సంపద ప్రదాతకు శేషించినది శ్రీమంథమునకు సమర్పిస్తున్నాము. ఈ విశ్వము తన సంపద అయి ఉన్న చక్షుదేవతకు సమర్పిస్తున్నాను. 6 శ్రోత్రాయ స్వాహ చెవులు వినికిడి రూపమున ప్రకాశించుచున్న ఆయతన శబ్దజనన స్థానము గుణ విశిష్టమగు ప్రాణదేవతకు ఈ నేయి 2 ఆహుతులు సమర్పిస్తున్నాము. ఆయతనాయ స్వాహ శ్రోత్రదేవతాయ నమః. మాకు క్షేమము ప్రసాదించటానికే శేషించిన నేని శ్రీమంథమునకు సమర్పిస్తున్నాము. 7 మనసే స్వాహ మనోరూపమున మనోజనన స్థానమున ఉన్న ప్రాణము కొరకు విశిష్టగుణ సంపన్నముగు ప్రాణదేవతకు ఈ 2 ఆహుతులు సమర్పిస్తున్నాను. ప్రజాత్యే స్వాహ మనోదేవతాయ నమః. సర్వప్రజారూపమును ప్రజేమును ఉద్దేశించి శేషించిన నేని శ్రీమంథమునకు సమర్పిస్తున్నాము. 8 ఓం రేతసే స్వాహ ఇత్యగ్నే హుత్వా రేతస్సు సంతానవృద్ధి రూప ప్రాణము కొరకు అగ్నికి స్రువముతో నేతిని సమర్పిస్తున్నాము. రేతసే నమః. మంథే సన్ స్రువం అవనేతి. స్రువము పాత్రలో శేషించిన ఆద్యమును నెయ్యిని శ్రీమంథమునకు సమర్పిస్తున్నాము. 9 ఓం అగ్నేయ స్వాహ అగ్నిదేవుని కొరకై ఈ నేని అగ్నికి సమర్పించుచున్నాము. జాతవేదసే నమః. స్రువములో శేషించిన నేతిని శ్రీమంథమునకు సమర్పిస్తున్నాము. 10 ఓం సోమాయ స్వాహ ఓ సోమదేవ చంద్రభగవాన్ ఓషధ వనస్పతి ప్రదాత మీ కొరకై ఈ ఆజ్యభాగము సమర్పిస్తున్నాము. సోమాయ నమః. ఓ మంథమ, శేష ఆజ్యమును స్వీకరించండి. 11 భూ స్వాహ భూలోకమా భూదేవత ద డివినిటీ ఆఫ్ మాటర్ మీ ఉపాసనగా ఈ ఆజ్యభాగము సమర్పిస్తున్నాను, స్వీకరించండి. భోనమః. ఓ శ్రీమంథమ, ఈ శేషాజ్యమును స్వీకరించండి. 12 ఓం భువస్వాహ ఓ అంతరిక్ష భగవాన్, మిమ్ములను ఉపాసిస్తూ ఈ ఆజ్యభాగము సమర్పిస్తున్నాను, దయతో ప్రేమగా స్వీకరించండి. భువః నమః. ఓం శ్రీమంథమ, ఈ శేషించిన ఆజ్యము స్వీకరించండి. 13 ఓం సువస్వాహ ఓ ద్యులోక దేవతాలోక స్వామి, ఈ ఆజ్యభాగము స్వీకరించండి, ప్రియము అవండి. సువః నమః. ఓ శ్రీమంథమ, ఈ శేష ఆజ్యము స్వీకరించండి. 14 ఓం భూర్భువస్సువస్వాహ ఓ భూర్ అంతరిక్ష దివ్య ద్యు లోకదేవతలారా, ఈ ఆజ్యమును సమర్పిస్తున్నాము, స్వీకరించి తృప్తులు కండి. భూర్భువస్సువయ నమః. ఓ శ్రీమంథమ, ఈ శేషించిన ఆజ్యభాగమును ప్రియంగా స్వీకరించండి. 15 ఓం బ్రహ్మణే స్వాహ ఓ బ్రహ్మజ్ఞానమ శ్రీ సరస్వతీదేవి, బ్రహ్మజ్ఞానము ప్రసాదించు బ్రహ్మదేవ. ఓ బ్రహ్మజ్యులారా, ఇదిగో ఈ ఆజ్యమును స్రువముతో అగ్నికి ఆజ్యముగా సమర్పిస్తున్నాము, స్వీకరించండి. బ్రహ్మణే నమః. ఓ శ్రీమంథదేవత, ఈ శేష ఆజ్యము స్వీకరించ ప్రార్థన. 16. ఓం క్షత్రాయ స్వాహ. ఓ క్షాత్రమ సామధ్య దైవమ, ఓ క్రియాదేవత, కర్మదేవత, ఓ రజోదేవత, ఇదిగో ఈ శ్రువముతో సమర్పించు ఆజ్యము ముగా స్వీకరించండి. క్షత్రాయ నమః. ఓ శ్రీమంతమ, ఇదిగో శేషించిన ఆజ్యము. 17. ఓం భూతాయ స్వాహ. ఓ సమస్త జీవ భూత స్వరూపదేవత, ఓ భౌతిక రూపదేవత, పంచభూతదేవ, తమోగుణదేవత, మీ కొరకు ఈ ఆజ్యము సమర్పిస్తున్నాను, మీరు ఇది స్వీకరించండి. ఓ భూతకాల స్వరూప, ఈ ఆహుతి మీరు స్వీకరించెదరుగాక. భూతాయ నమః. ఓ శ్రీమంతదేవత, శేషించిన ఆద్యము నేయి నీ శ్రువము నుండి గరిట నుండి స్వీకరించండి. 18. ఓం భవిష్యతే స్వాహ. ఓ భవిష్యత్కాల దేవత, కాలము భవిష్యత్తులో కలిగించబోవు సందర్భములకు ఈ ఆహుతిని నేయిని అగ్నికి సమర్పిస్తున్నాము. భవిష్యతే నమః. మిగిలిన నేయిని శ్రువముతో శ్రీమంతమునకు సమర్పిస్తున్నాము. 19. విశ్వాయ స్వాహ. ఇతి అగ్నేహుత్వా ఈ విశ్వము కొరకు విశ్వరుచేత విశ్వేదేవుని కొరకు ఈ నేయిని రెండు ఆహుతులుగా సమర్పణ చేస్తున్నాము. విశ్వాయ నమః. మంథసం స్రవం అవనేతి శేషించిన నేని శ్రువము నుండి శ్రీమంతమునకు సమర్పిస్తున్నాము. 20. సర్వాయ స్వాహ. సర్వము కొరకు ఈ ఆహుతిని సమర్పిస్తున్నాము. హోమము చేయుచున్నాము. సర్వాయ నమః. శ్రువములో మిగిలిన నేని శ్రీమంతమునకు సమర్పిస్తున్నాము. 21. ప్రజాపతయ స్వాహ. ఈ కనబడే సృష్టికంతటికీ కర్తయగు హిరణ్యగర్భునికి ఇదంతా ఆయన మనస్సు యొక్క సంకల్పమే కాబట్టి ప్రజాపతికి ఈ నేని శ్రువముతో అగ్ని ద్వారా సమర్పిస్తున్నాము. ప్రజాపతయే ఇదం స్వాహ. శేషించిన హోమద్రవ్యమును నేని శ్రీమంతమునకు ఆహుతి చేయుచున్నాము. ఈ విధంగా జ్యేష్ఠాయ స్వాహ, శ్రేష్ఠాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, వాచే స్వాహ, చక్షసే స్వాహ, శ్రోత్రాయ స్వాహ, మనసే స్వాహ, రేతసే స్వాహ, అగ్నేయే స్వాహ, సోమాయ స్వాహ, భూస్వాహ, భువస్వాహ, సువస్వాహ, భూర్భువస్వు స్వాహ, బ్రహ్మణే స్వాహ, క్షత్రాయ స్వాహ, భూతాయ స్వాహ, భవిష్యతే స్వాహ, విశ్వాయ స్వాహ, ప్రజాపతయే స్వాహ అని పలుకుచు ఒక్కొక్క ఆహుతిని మంథనపాత్ర నేయిపాత్ర నుండి శ్రువము కొయ్యగరిటతో అగ్నిగుండములోని అగ్నికి ఆహుతి చేస్తూ శ్రువములో మిగిలి ఉన్న నేతిని శ్రీమంతముపై వదలుచు ఈ పాయహపాన వ్రతము యొక్క హోమము విభాగమును పూర్తి చేయాలి. శ్రీమంతన స్తోత్రము అథ ఏనం అభిమృశతి. అప్పుడు మంథమును వేరుక చిన్న కవ్వముతో మథించాలి, చిలకాలి. ఇక శ్రీమంతము కలిగియున్న మేడికర్ర పాత్రను ఒక ఆసన స్థలముపై ఉంచి రెండు చేతివేళ్లతో స్పృశించి కళ్లకు హృదయమునకు భుజములకు హద్దుకుని స్వీయ ప్రాణమును శ్రీమంతముతో ఏకము చేసినట్లు భావించాలి. అట్లా ఒక్కొక్క స్తుతితో చేతి వ్రేళ్లతో మంథపాత్రపై తాకటము, కళ్ళు హృదయము రెండు భుజములు తాకించటము అనే ప్రక్రియ నిర్వర్తించాలి. ఓం భ్రమదశి, జ్వలదశి, పూర్ణమసి, ప్రస్తబ్ధమసి, ఏకసభమసి, హింకృతమసి, హింక్రియమాణమసి, ఉద్గీతమసి, ఉద్గీయమానమసి, శ్రావితమసి, ప్రత్యశ్రావితమసి, ఆర్తే సందీప్తమసి, విభురసి, ప్రభురసి, అన్నమసి, జ్యోతిరసి, నిధనమసి, సంవర్గో అసి. ఇతి ఓ శ్రీమంత ద్రవ్యమా, విశ్వప్రాణస్వరూపమా, విశ్వాంతర్గత ప్రాణదేవ, మీరు వాయురూపంగా ఓ ప్రాణదేవతా రూపులై సర్వప్రాణుల దేహములలో సంచరించుచున్నారు. అన్ని దేహములలోనూ విశ్వమంతా కూడా అగ్నిరూపమున ప్రజ్వలిస్తూ ప్రకాశించుచున్నారు. సర్వస్వరూపులైన మీరు మాకు చెందిన పరబ్రహ్మ విభూతిరూపులు. పూర్ణముగా పరబ్రహ్మ స్వరూపులై సర్వత్రా వేంచేసి ఉంటున్నారు. మీ బ్రాహ్మీతత్వముతో అంతటా అన్నిటా నింపివేసి పూర్ణులే ఉన్నారు. ఆకాశము అంతటా నిండి ఉండగా అట్టి ఆకాశమునకు ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్లటమనేది ఉండదు కదా. ఆ విధంగా కంపనమనేది లేకుండా స్తబ్దంగా ప్రస్తబ్దముగా ఉన్నట్టివారు. ఏకాంశేన స్థితో జగత్, ఈ జగత్తంతా ఏకాంశము ఒకే అంశగా కలిగి ఉన్నట్టివారు. ఏకస్వరూపులు, అద్వితీయ పరమార్థ స్వరూపులు. యజ్ఞములో ప్రస్తోత చేసే హింకారము మీ గురించే. హిం అనే ధ్వనిని చేసే ప్రయత్నము కూడా మీ రూపమే. సామవేదము గానము చేసే సూత్రరూపమగు ఉద్గీధము సామ మీరే. ఉద్యమాన రూపమగు బెగ్గరగా గానము చేయుటకు మునుముందటి ప్రయత్నము కూడా మీ రూపమే. యజ్ఞములో ఆధ్వర్యుడు దేవతాహ్వాన రూపమగు ఆగ్నిధాశ్రావయ మంత్రోచ్చారణ కూడా మీరే. పాటల సంగీత రూపమగు శ్రావ్యము మీరే. ఆగ్నిధృడు దేవతాహ్వానములను మంత్రమద్ధంగా ఉచ్చరించే యాజ్ఞికుడు చే అస్తు శ్రేషట్ అవున స్వామి. విచ్చేయండి అనుశబ్దములు, వాటి అర్థములు ఆహ్వానించబడినది కూడా మీరే. ప్రత్యశ్రావితముగా అస్తు శ్రేషట్గా పలుకుచు ప్రదర్శనమగుచున్నది మీరే. ఉద్దేశించబడుచున్నది మీ కొరకే. మేఘముగాను మేఘమునందు లేత ముదురు కారునలుపు ప్రకాశములుగా ప్రదర్శితమగుచూ ఉన్నది మీ యొక్క సంప్రదర్శన విన్యాస చమత్కారమే. విభూరసి, ఈ జగత్తులోని విభూతులు మీకు చెందినవే. విభవములుగా కనిపించేదంతా మీ యొక్క ప్రభవ విభవములే. జీవులందరికీ రాజు ప్రభువు మీరే. జీవులందరూ భుజించుచున్న ఆహారము మీరు ప్రసాదించుచున్నట్టిదే. ఆహారములో రుచిరసశక్తి త్రాణాగుతత్వము మీ కళావిశేషమే. అగ్నిరూపముగా భోక్త కూడా మీరే. ఈ కనబడే దృశ్యమంతా చివరికి లయించుచున్నది విలీనమగుచున్నది మీయందే. ఈ సర్వేంద్రియములు తనయందు ఉపసంహరించుకునే ప్రాణశక్తి మీదే. మేమంతా మీవారమే. మీరే మా అందరి రూపముతో విరాజిల్లుచున్నారు. ఆ తరువాత ఆమంసి ఆమంహి రండి వేంచేయండి అను మంత్రమును చదువుచు శ్రీమంతమును రెండు చేతులతో భక్తిజ్ఞానయుగ భావనపూర్వకంగా స్పృశించాలి. ప్రాత్రతో సహా శ్రీమంతమును పైకి ఎత్తాలి. ఓ ప్రాణస్వరూపమా, మీరు సర్వము ఎరిగియే ఉన్నారు. మేము మీ యొక్క అనంత విశేషములతో కూడిన మహిమను గొప్పతనమును తెలుసుకొనుచున్నాము, స్తుతిస్తున్నాము. ఒక మహారాజు వలె సర్వేంద్రియములను ఇంద్రియ విషములను సృజయించి నియమించి పాలించుచు సర్వమునకు ప్రభువైన ప్రాణస్వరూపమే మీరు. మిమ్ములను ఉపాసిస్తున్న మేము కూడా మీకు చెందినవారమే అగుచున్నాము. రాజాధిరాజైన సర్వగత సత్ప్రాణము మమ్ములను మాకు చెందిన సమస్తమునకు అధిపతినిగా చేయునుగాక. మీరు మాకు వేరు కాదు, మేము మీకు వేరు కాము. అథ ఏనం ఆచామితి, ఇప్పుడు శ్రీమంతమును నాలుగు విభాగములుగా చేసి ఒక్కొక్క విభాగములోని కొంత కొంత భాగమును భక్షించాలి. గాయత్రి మరియు మధుమతి మంత్రములను చదువుచూ మంత్రమును నాలుగు భాగములుగా చేసుకోవాలి. గాయత్రి మంత్రము యొక్క మొదటి పాదము ప్రథమ కబళ భక్షణం. తత్సవితుహ వరేణ్యం తత్సత్విత్ తుహ వరేణ్యం 8:3-6. సకల ప్రాణులకు జన్మను ఇచ్చే సూర్యదేవత యొక్క సర్వోత్కృష్టమైన తేజస్సుకు మేము నమస్కరించుచున్నాము. మధుమతి మంత్రము యొక్క మొదటి పాదము మధువాతారుతాయతే అట్టి పరమాత్మ యొక్క మహిమచేతనగాలులు ప్రియముగా విచ్చుచున్నాయి. మధుక్షరంతి సింధవహ నదులు సుఖకరములుగా మా కొరకై ప్రవహించుచున్నాయి. మాధ్వీర్న సంతు ఓషధీయ మొక్కలు వృక్షములు మా కొరకే మధుర రసమును కలిగినవై ఓషధ రూపముగా రక్షిస్తున్నాయి. భూహ స్వాహ, అట్టి భూలోకము మటెరియలిస్టిక్ భౌతిక రూపము సంతరించుకొనియున్న భూలోకమాత రూప పరమాత్మకు ప్రథమ కబళమును ఆహుతిగా సమర్పిస్తున్నాము అని పలుకుచూ మొదటి శ్రీమంతన కబళమును స్వీకరించాలి, తినాలి. ద్వితీయ రెండవ కబళ భక్షణం గాయత్రి 2వ పాదము భర్గో దేవస్య ధీమహి. భార్గోదేవుని భగవానుని యొక్క ధీమహమను స్తుతిస్తున్నాము. మధుమతి రెండవ పాదము మధునప్తం ఉతోషసో. రాత్రింబవళ్ళు మాకు ప్రీతినే కలిగించుగాక. మధుమత్పార్థివం రజః. భూధూళి మా పట్ల ప్రియమును ప్రసాదించునవి అగుగాక. మధుద్యోహ అస్తు నః పితా. ద్యులోకము మాకు సుఖమును ప్రసాదించుగాక. దివ్యలోకవాసులగు దేవతలు మా పట్ల సానుకూల్యము కలిగి ఉండెదరుగాక. మాకు తండ్రి వలె రక్షణ కలిగించునుగాక. భువస్వాహ. అంతరిక్షము కొరకు ఈ చక్కని ఆహుతి సమర్పిస్తున్నాము. స్వాహ అని మంత్రము చదువుచు ఉద్దేశిస్తూ రెండవ కబళమును స్వీకరించాలి. తృతీయ మూడవ కబళ భక్షణం. ధియో యోనః ప్రచోదయాత్. ఆ భార్గోదేవుడు సూర్యభగవానుడు మా యొక్క బుద్ధులను వికసింపజేసి ప్రచోదనము నిర్మలము అవిస్తారము సునిశితము సముత్సాహవంతము చేయునుగాక. మధు మా అన్నో వనస్పతయః. వనస్పతులు ఆకులు పువ్వులు పళ్ళుకాయలు మా పట్ల సుఖకరములు మధురమగునుగాక. అన్నము రూపమై ఆనందముగా మమ్ములను సమీపించునుగాక. మధుమాగ్ అస్తు సూర్యః. ఈ సూర్యభగవానుడు జీవులమగు మా పట్ల మధురరూపుడు సుఖానందప్రదాత ఆగునుగాక. మాధ్వీ గావో భవంతు నః. పాలిచ్చు ఆవులు మొదలైనవి మాకు సుఖము ఇచ్చినవి అగుగాక. స్వస్వాహితి సుహ. స్వర్గలోకము దేవతాలోకములు మా పట్ల సుఖప్రదాతలై ఉండుదురుగాక అని మంత్రోచ్చారణ భావనలతో మూడవ కబళమును శ్రీమంతోపాసకుడగు యజమాని స్వీకరించాలి. చతుర్థ నాలుగవ కబళ భక్షణము. గాయత్రీ మంత్రము ఓం భూద్భువ సువః తత్సత్ వితుర్వరేణ్యం భార్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. పూర్తి గాయత్రి చదవాలి. మధుమతి మంత్రము మధువతారుతాయితే మధుక్షరంతి సింధవః. మధ్విర్నహసంత ఓషధీయః. మధునక్తం ఉతోషసో. మధుమత్పార్థివం రజః. మధుద్యోరస్తు నః పితా. మధుమాన్నో వనస్పతయః. మధుమాగ్ మూడు ఉ అస్తు సూర్యః. మాధ్వీయః గావో భవంతు నః. సువస్వాహేతి. పూర్తి మధుమతి మంత్రమును చదవాలి. అహమేవ ఇదం సర్వభూద్భువస్సువః. నా ఆత్మయే ఈ సర్వము, ఈ భూవంతరిక్ష ద్యులోకములు కూడా, ఈ సమస్తము నేనే. అట్టి ముల్లోకముల కొరకు ఈ నాలుగవ శ్రీమంత విభాగమును ఆహుతిగా సమర్పిస్తున్నాము అని నాలుగవ భాగమును భక్షించాలి. ఆహుతుల తరువాత పాత్రలో ఇంకేమైనా మంథము శేషించి ఉంటే అది కూడా వెలికితీసి నీటిలో కలిపి త్రాగాలి. అప్పుడు రెండు చేతులను కడుగుకొని అగ్నికి వెనుకగా తూర్పుదిక్కుగా కూర్చుని ఆచమనం చేసి ప్రాతః సంధ్యావందనము చేయాలి. దిశాం ఏకం పుండరికమసి అహం. మనుష్యానాం ఏకం పుండరికం భూయాసం ఇతి. 8:36 అను మంత్రమును చదువుచు సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారము సమర్పించాలి. ఆదిత్యోత్పత్తిస్థానదశనముకై ఆదిత్యునికి నమస్కరించి ఉపాసన తెలుపుటకు బయటకు వెళ్ళి అదే మార్గములో తిరిగి ఆసనమునకు వచ్చి అగ్నిగుండమునకు 3 ఆహుతులు సమర్పించాలి. అగ్నికి తూర్పుగా కూర్చుని చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు అని చదువుచూ రోషినామధేయములతో కూడిన ప్రవర పలకాలి. మొట్టమొదట ఈ మంథనకర్మను ఆరుణిపుత్ర ఉద్దాలక ఋషి వాజనేయ రేఖాధ్యయనుడగు యాజ్ఞవల్క్యునికి బోధిస్తూ ఇట్లు ఫలశ్రుతి పలికారు. ఈ మంథమును శేషించిన దానిని ఎండి వ్రాలిపోయిన వృక్షముపై చల్లినంత మాత్రం చేత మోడువారిన చెట్టు తిరిగి చిగురించగలదు. బ్రతికి ఉన్న చెట్టు వలె చిగురులు తొడగగలదు, కొమ్మలు విస్తరించగలవు. అదేవిధంగా అజ్ఞానియందు కూడా ఆత్మజ్ఞానము చిగురించగలదు. పేద విధివ్రాత అనుభవించువాడు కూడా గొప్ప సంపద పొందగలడు. ఈ ఆహుతి ప్రభావము అంతటిది ఈ శ్రీమంతకర్మను ఫలశ్రుతితో సహా. వాజసనేవంశజ యాజ్ఞవల్క్య ఋషి తన శిష్యుడు పింగళుషుకుమారుడు పైంగా మధుకమ్మునికి, పైంగా మధుకమ్ముని తన శిష్యుడు భగవిత్తి కుమారుడగు చూలభాగవిత్తికి, చూలభాగవిత్తి తన శిష్యుడగు జకనపుత్రుడు జానకరాయాస్తూనునికి, జానకరాయాస్తూనుడు తన శిష్యుడగు సత్యకామ జాబాలికి, సత్యకామ జాబాలి తన యొక్క అనేక శిష్యుల కొరకు ఉపదేశించటము జరిగింది. ఈ శ్రీమంతనన్ని ఉపాసనను పుత్రుడు కానివానికి, శిష్యుడు కానివానికి ఉపదేశించవలదని నిర్దేశించబడినది. తదితర సూచనలు, శ్రీమంతము అనబడే ఈ మధుకర్మయందు ఉచ్చత్రోదుంబరో భవతి మేడికర్ర ఔదుంబరము తో చేసిన ఉపకరణ సాధనములు నాలుగు ఉపయోగిస్తున్నారు. ఓదుంబర మేడికర్ర తో చేసినవి, ఒకటి శ్రువము గరిట మేడికర్రది, రెండు చమసుపాత్ర మేడికర్రది, మూడు సమిధ మేడికర్ర, నాలుగు చిన్న కవ్వము మేడికర్రది. ఇక దశ ధాన్యములు, మంథన ద్రవ్యము, గ్రామములో ఏవేవి లభ్యమవుతాయో అవి కనీసము 10 రకములు వాడాలని నియమము. ధాన్యము పరములు, ఉదా బియ్యము, బార్లీ, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పెసలు, మినుగులు, కందులు, ఉలవలు, నువ్వులు, శనగలు, అనుములు, ఇంకా వేరుశనగలు మొదలైనవి. దినుసులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వాము ఇవి కూడా లభించినవి వాడవచ్చును. పళ్లను కూడా ఉపయోగించవచ్చు. వాటిన్నిటితో పిండి చేసి పెరుగు, తేనె నేతితో తడిపి ముద్ద చేయాలి. ఆవు నేతితో తడపాలి. మంథములో నిషిద్ధములు ఉల్లిపాయ, వెల్లుల్లి, దుంపలు మొదలైనవి. ఇతి బృహదారణ్యకోపనిషత్ 8వ అధ్యాయము 3వ బ్రాహ్మణము శ్రీమంత బ్రాహ్మణము సమాప్తము.